శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము. బృహదారణ్యకోపనిషత్ పంచమాధ్యాయము 5-8 అష్టమ బ్రాహ్మణము అక్షర బ్రాహ్మణము నిర్గుణ బ్రహ్మము. అప్పుడు వాచజ్ఞవ్యముని కుమార్తెగు గార్గి మరల లేచి నిలుచుని సభకు నమస్కరించి ఇక ఈ తీరుగా ప్రశ్నించసాగారు. గార్గి పూజనీయులగు సభలోని బ్రహ్మవేత్తలారా, మీరు అనుమతిస్తే నేను మరొక్కసారి ఈ యాజ్ఞవల్కిలవారిని కొన్ని ప్రశ్నలు అడగదలచాను. నా కొరకే వీరు ఆ 2 ప్రశ్నలకు సమాధానము ప్రసాదించమని నా విన్నపము. సరి అయిన సమాధానము ఇవ్వగలిగితే అప్పుడు మనమెవ్వరము కూడా పరబ్రహ్మమునకు సంబంధించి విద్యాచర్చలో ఈ యాజ్ఞవల్యులవారిని నిశ్చయముగా జయించలేము అని నిర్ణయించుకోవచ్చునేమో కూడా. సభలోని విప్రవర్యులు ఓహో అతి ప్రశ్నలు వేయవద్దని, అడిగితే తల తెగిపోగలదని ఈ యాజ్ఞవల్క్యుడు ఆకాశము నుండి వాయువు వచ్చినట్లుగా బ్రహ్మలోకము దేనిలోనుంచి వచ్చింది అని అడిగినప్పుడు అన్నారు కదా, సరే మీరు తలచినట్లు ఏమి ఇంకా ముఖ్యమైన ప్రశ్నలని అనుకుంటున్నారో అవి అడగండి. గార్గి ఓ యాజ్ఞవల్క్య మహాశయ, నమో నమః. ఏ విధంగా అయితే ఈ మన విదేహరాజ్య జనక మహారాజుగారుగాని లేక కాశీనగర మహారాజుగాని వారి వారి వంశజులకు పూర్విక మహారాజులుగాని నారి సారించి బాణము సంధించి వదిలితే ఆ బాణపు కొనలు శత్రువులకు గుచ్చుకొని వారిని బాధించగలవో, ఆ విధంగా నేను 2 ప్రశ్నలను సూటిగా మీ ముందు ఉంచబోవుచున్నాను. యాజ్ఞవల్కీడు అట్లాగా, అమ్మా. గార్గి, తప్పక అడగండి. నేను కూడా మీ ప్రశ్నలు ఏమిటో వినటానికి తెలిసినంతవరకు సమాధానము ఇవ్వటానికి సంసిద్ధుడనే ఉన్నాను. ఐ ఆమ్ వెరీ మచ్ అలర్ట్ టు లిసన్ టు అండ్ గివ్ ఆన్సర్ టు ద ఎక్స్టెంట్ ఐ నో. గార్గి, నా యొక్క మొదటి ప్రశ్న వినండి. ఈ బ్రహ్మాండమునకు ఊర్ధ్వ అర్ధభాగము అయి ఉన్న ద్యులోకము దేవతాలోకములకు ఆవల పైన ను, ఈ బ్రహ్మాండమునకు క్రింద అర్ధభాగమగు భూలోకమునకు ఇంకా కూడా క్రిందుగాను ఆ 2 అర్ధభాగముల మధ్య ప్రదేశమును ఆక్రమించి ఏదైతే ఉన్నదో, ఏది అటు ద్యులోకము ఇటు భూలోకము కూడా అయి ఉన్నదో, అన్ని లోకములుగా ప్రదర్శనమగుచూ ఉన్నదో, ఏది ఇప్పుడు ఇక్కడ తన ప్రదర్శన వ్యాపారమును నిర్వర్తించుచూ ఎదురుగా అంతటా నిండి ఉన్నదో, ఏది ఇతః పూర్వము ఇకమందు కూడా యథాతథంగా ఉంటోందని ఊహించబడుచున్నదో, ఈ కనబడు సర్వము అదే అని ఏదైతే మహాత్ములచే నిర్వచించబడుచున్నదో, మహాత్ములు శాస్త్ర ప్రమాణంగా నిరూపించి చెప్పుచున్నారో, పేకలతో నిర్మించిన మేడ ఆ టవర్ సెప్గా బాయిప్లే కార్డ్ వాస్తవానికి పేకల అమరికయేగాని మేడ అనునదేమీ కాని తీరుగా ఈ ద్యులోక భూలోక మధ్యప్రదేశం ఈవల ఆవల భేదరూపమగు సముదాయమంతా ఏకరూపమై ఏది వ్యాపించి ఉన్నదో అది ఏమై ఉన్నది, ఎక్కడ ఉన్నది, ఎవరి వలన నిర్మితమైనది? యాజ్ఞవల్కీడు, అమ్మ. గార్గి, మీ ప్రశ్నకు సమాధానము అత్యంత సంక్లిష్టమైనది కాని అత్యంత సులభము, అనుక్షణికము, సర్వదా స్వానుభవము, మధురము అయినది కూడా. మీరు చెప్పిన ద్యులోకము ద్యులోకమునకు క్రింద ఈ భూలోకము, ఆ 2 మధ్యలోకము, భూమికి క్రింద పాతాళాది లోకములు, వర్తమానములో ఉన్నది, భూతకాలములో కనిపించినది, భవిష్యత్తులో అనుభవము కాబోవుచున్నది, ఇవన్నీ కూడా సూత్రము దారము వంటిది అని వర్ణిస్తున్నారు. దారమును నిలువుగా అడ్డముగా అల్లుటచే వస్త్రము తయారుగుచున్నట్లే బ్రహ్మాండము తయారుగుచున్నది. దూది దారము ఏకమేగాని అనేకము కాదు. ఆ దారముతో అల్లిన వస్త్రము దూది రూపంగాగాని దారము రూపంగాగాని ఆ పైకి అగుపించదు కదా. అవ్యాకృత ఆకాశము నోట్ ఆట్ ఓల్ డిఫరెంట్ ఫ్రోమ్ ఇట్సెల్ఫ్ అనే దారముతో రకరకములైన ఆకారములు గల వస్త్రముల వలె ఈ పైక్రింద లోకములు ఈవల ఆవల భూత వర్తమాన భవిష్యత్ వస్తుభేదములు కల్పించబడుచున్నాయి. అవన్నీ కూడా బ్రహ్మాండ వస్త్రములో దారపు అల్లికల వంటివి. మీరు చెప్పిన బ్రహ్మాండ భేద అభేద విశేషాలన్నీ అవ్యాకృత ఆకాశమునందు వస్త్రములో దారమువలే ఓతప్రోతమై ఉన్నాయి అనునదే మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానము. ఇదంతా సర్వత్రా సర్వదా ఏకసూత్రమే. ఏకమగు అవ్యాకృతాకాశమునందు ఈ అనేకముగా కనిపించేదంతా వస్త్రములో దారమువలే వేరువేరుగా అనిపిస్తున్నాయి. ఆత్మ గురించి ఎరిగిన వారికి అనేకముగా కనిపిస్తూనే ఇదంతా ఏకముగా అనిపిస్తోంది. అనేకముగా కనిపించేదంతా నిస్సందేహముగా ఏకమగు ఆత్మయే. గార్గి ఓ యాజ్ఞవల్క్య మహాత్మ, నా మొదటి ప్రశ్నకు మీ సమాధానము నాకు సంతోషము కలుగజేస్తున్నది. మీకు గౌరవపూర్వకముగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ సూత్రము అను సమాధానము సరి అయినదే. అయితే నా ఇంకొక ప్రశ్న వినండి. ఇదంతా ఏక సూత్రమే దో అని మొదటి ప్రశ్నకు సమాధానంగా ఇచ్చి ఉన్నారు కదా. ద్యులోకము కంటే పైన, భూమి కంటే క్రిందగా అండకపాలము యొక్క మధ్య విభాగమునందు, భూమి అంతరిక్షములందు, భూమి అంతరిక్షములుగాను ఏది సూత్రము దారము అని మీరు ఆత్మధ్యుల అనుభవంగా చెప్పటం జరిగిందో ఆ సూత్రము దేనియందు ఓతప్రోతమై ఉన్నది డొట్ అని మరల ప్రశ్నిస్తున్నాను. యాజ్ఞవల్క్యుడు ముందు చెప్పినదే నా సమాధానము అయి ఉన్నది. ఈ సమస్తము, ఈ సర్వము అవ్యాకృతాకాశము నందే ఓతప్రోతమై ఉన్నది. వ్యాకృతము వేర్పరచునది, విశదపరచునది. అవ్యాకృతము సమస్తముగా వికాసమగుచు వేర్కాకుండునట్టిది. ఇదంతా అదే అయినట్టిది డొట్. గార్గి, అవ్యాకృత ఆకాశము అని మీరు అంటున్నారు కదా. అట్టి అవ్యాకృతాకాశముగా ఏది కలదో అది మాటలతో చెప్పరానిది అని అనబడుతోంది కదా. అవాచ్యమైనది ఒకవేళ మాటలు ఉపయోగించి చెప్పవలసి వస్తే అద్దానికి రెండు దోషములు వెంటనంటి ఉంటాయి. అప్రతిపత్తి లేనిది అని అనలేము, తార్కిక సమాధానము తోచదు. విప్రతిపత్తి ఉన్నది అనలేము, పరాజయము కలుగజేసే యుక్తి. వాక్కుకు అందనిది ఏ తీరుగా చెప్ప ప్రయత్నించినా అది విరుద్ధమే అవగలదు. ఇప్పుడు అవ్యాకృతాకాశము అని దేనిని అంటున్నారు? అది ఎద్దానియందు ఓతప్రోతమయ్యున్నది. యాజ్ఞవల్క్యుడు, అవును, అవ్యాకృత ఆకాశమును వాక్కుచేత ఇది అని అనలేము. అందుకే అవాక్మానస గోచరము అని శాస్త్రములచే చెప్పబడుచున్నది. అయినా కూడా అద్దాని గురించి వేదాంత వాంగ్మయము సూచిస్తూ వర్ణిస్తున్నది. ఆత్మజులు ఎలుగెత్తి గానము చేస్తూనే ఉన్నారు. విజ్ఞులు చెప్పు వాక్యములను శిష్యజనులు సమన్వయించుకుని తప్పక తమయందే అనన్యముగా అనుభూతపరచుకొనుచున్నారు కూడా. కనుక వాక్కు అద్దాని పట్ల నిష్ప్రయోజనమవటం లేదు. వాక్కుతో ఏ విధంగా చెప్పవలసి వచ్చినా కూడా కొన్ని ప్రశ్నలు అద్దాని గురించి చెప్పటానికి అప్రతిపత్తి దోషము ఉంటుంది. అనగా అసమాధాము ఏమి చెప్పాలో స్ఫురించని దోషము అది. అనుభవము పొందువాడు తానే ఉన్న అనుభవి గురించిన అనుభవమును ఎట్లా మాటలలో చెప్పగలడు? తన నిజస్వరూపము గురించి తానే ఏమీ చెప్పలేడు. లౌకిక విషయాలైనా అంతే. ఈ పదార్థము బహురుచిగా ఉన్నది అని ఒకడు అనగానే బహురుచి అనగా అని ప్రశ్నిస్తే ఆ పదార్థము రుచి చూచినవాడు తీపి అనాలా, కమ్మగా ఉన్నదనాలా? ఏది ఏమని చెప్పినా బహురుచి అనున్నది చెప్పటానికి మాటలు సరిపోవు. అప్రతిపత్తి ఏమి చెప్పాలో తోచని స్థితి చెప్పువానికి ఏర్పడుచున్నది. అట్లాగే విప్రతిపత్తి కూడా. అయ్యా, బహురుచిగా ఉన్నది అన్నప్పుడు బహురుచి గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే తీయగా ఉన్నది అని అంటాడనుకోండి. తీయగా అంటే రుచిగా ఉన్నట్లా. నాకు తీపి సరిపడదు కనుక బహురుచి నేను ఒప్పుకోను అని ఎదుటివాడు రుచి చూచినవానిని పరాజయము చేయవచ్చు. ఈ విధంగా మాటలలో చెప్పేటప్పుడు విప్రతిపత్తి దోషము మీరు చెప్పినట్లు ఉంటుంది. ఇది పెద్ద చిక్కే మరి. ఎందుకంటే అనుభవజ్ఞుడు చెప్పితేనే మనము ఆత్మ అనబడు లేక అవ్యాకృతాకాశము అనబడు మహత్తరము అఖండము అగు కేవల సాక్షి కేవల దృక్కేవల సత్వస్తువు గురించి తెలుసుకోగలము. అవ్యాకృతము వ్యాకృతము అనే ధర్మము లేనట్టిది. ఆ అనుభవజ్ఞుడు మనకు మాటలతో మాత్రమే చెప్పగలడు. ఆత్మానుభూతి ఏమిటో చెప్పటానికి మాటలు సరిపోవు. పైగా మాట్లాడుతూ ఉంటే అప్రతిపత్తి విప్రతిపత్తి దోషాలు ఉంటాయి. అయితే తత్వజ్ఞులు ఆత్మతత్వము పట్ల విద్యార్థిత్వము కలవాని పట్ల సర్వదోషరహితమగు ఆత్మతత్వ జ్ఞానమును తప్పకుండా ఆవిష్కరిస్తున్నారు, వెలిగిస్తున్నారు, స్వస్వరూపముగా అనుభవైక వేద్యము చేస్తున్నారు. అందుచేతనే వేదాంత వామ్యము ఇంతగా విస్తారమై విరాజిల్లుచున్నది. తద్వై తత్ అక్షరం గార్గి బ్రాహ్మణ అభ్యవదంతి 5.8.3 తాను అభేదమై త్రికాలబాధ్యమై ఇండివిజిబల్ బై పాస్ట్ ఓర్ ప్రెజెంట్ ఓర్ ఫ్యూచర్ ఉన్నట్టి ఆ అవ్యాకృతాకాశమును బ్రహ్మవేత్తలు అక్షరము అని అభివర్ణిస్తున్నారు. అక్షరము అక్షరము కానిది, క్షయించు ధర్మము లేనట్టిది, సర్వదా యథాతథము. ఎవర్ ఆస్ ఇట్ ఈజ్ భాషాయుక్తంగా అక్షరములచే భాష, భాషచే వాక్యములు, వాక్యములచే భావములు ఇవన్నీ ఏర్పడుతూ ఉండగా కూడా అక్షరము సర్వదా యథాతథము కదా. ఒకడు ఒక కథ వ్రాస్తే అప్పుడు అక్షరములకు సంబంధించిన కొంత సొత్తు తరుగుచున్నదా? లేదు కదా. అక్షరముల అక్షరత్వము సర్వదా యథాతథము కదా. అందుచేత ఓ గార్గి, వాక్యములలో అక్షరముల వలె అవ్యాకృతాకాశము అక్షరమునందు ఓతప్రోతమై ఉన్నది అని అనబడుతోంది. ఈ కనబడేదంతా అక్షరమునందు ఓతప్రోతమై ఉండవచ్చుగాక. అక్షరము తరగదు, పెరగదు. అక్షరము వాక్యములలోనూ రచనా గ్రంథములోనూ ఓతప్రోతమై ఉన్నది. అక్షరము ఏది ఏమాత్రము భూత భవిష్యత్ వర్తమాన కాలములచే క్షీణత పొందదో, ఏది ఏమాత్రము మార్పు చేర్పులు పొందుటలేదో అది అక్షరపర బ్రహ్మము అని బ్రహ్మవేత్తలు చెప్పుచున్నారు. బ్రహ్మవేత్తలు చెప్పుచున్నారు అని అననప్పుడు నాకు తెలియదు, వారికి మాత్రమే తెలుసు డొట్ అని చెప్పటము వారి ఉద్దేశ్యము కాదు. అది నాకు తెలియనిది కాదు. తెలియదు అనుకునేవారికెవ్వరికీ తెలియనిది కాదు. ఈ సభలో పండితులనుకొనివారికి గాని పామరులు అనుకొనివారికి గాని తెలియనిది కాదు. మనందరికీ సర్వదా ఎదుక అనుభవములలో ఏర్పడి ఉన్నట్టిదే. నేను దేనితో చూపును ఉపయోగించి దృశ్యమును చూస్తూ ఉన్నానో అట్టి ఆత్మ నాకు వేరు కానప్పుడు నాకెందుకు తెలియదు. అయితే బ్రహ్మజ్ఞులు అద్దాని మన ఆత్మ యొక్క ఖండత్వము తొలగించి అఖండత్వమును గుర్తుచేస్తున్నారు, అఖండ జ్యోతిని వెలిగిస్తున్నారు, స్వీయానుభవమును రంగరించి వేదవాక్యములతో ఏకం చేసి మనకు గుర్తుచేస్తున్నారు. నాహం అవాచ్యం వక్ష్యామి నచన ప్రతిపద్యేయం ఇత్యేవం దోషద్వయం పరిహరతి. ఏ ఆత్మయందు ఈ త్రిజగత్తులు ఆవలైవల ఇదంతా ఓతప్రోతమయ్యున్నదో అది మనందరి స్వస్వరూపమే కదా. అద్దాని అఖండత్వమును ప్రమాణముల ద్వారా అంగీకరించువాని పట్ల అప్రతిపత్తి విప్రతిపత్తి దోషాలు తమకు తామే తొలగుతాయి. నీవు ఏమైనా చెప్పు, నేను ఖండుడను, జీవుడను, పరమాత్మ నాకు వేరుగా మరెక్కడో ఉన్నారు అననది పరిరక్షించుకోవటమును ఆశయముగా నిర్ణయించుకున్న వారి పట్ల అప్రతిపత్తి విప్రతిపత్తి దోషములు తొలగించగలవారెవ్వరూ ఉండరనున్నది నా మనవి. అందుచేత ఓ గార్గి, ఈ సర్వము ఏని ఆత్మయందు ఓతప్రోతమయ్యున్నదో అది అఖండము జీవాత్మ పరమాత్మల విభజనము లేనట్టిది, నిత్యము ఇదివరకు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇక ఎప్పటికీ ఉండబోవున్నది, నిత్యము కాబట్టి అమృతము, మృతము కానిది, మార్పు లేనిది, క్షరము లేనట్టిది కాబట్టి అక్షరము. అట్టి అక్షర పరబ్రహ్మమును ఎరుగుటకై ఇత్యేక దోషద్వయం పరిహరతి. నీ యొక్క సత్యనిష్టతో నీవే అప్రతిపత్తి విప్రతిపత్తి దోషములను తొలగించుకుని వేదవామయ మహావాక్యముల అర్థమును గురు అనుభవ వాక్యములను జ్యోతి రూపముగా వెలిగించుకొని అఖండ జ్యోతి స్వరూపివై ఖండత్వము అనే అహంకార రూప అంధకారమును తొలగించుకోవటానికి సిద్ధపడాలి సుమా. గార్గి మహాత్మ, అవ్యాకృతాకాశము కూడా ఓతప్రోతమయ్యున్న ఏ అక్షరము గురించి బ్రహ్మవేత్తలు అభివర్ణిస్తున్నారో అట్టి అద్వితీయమగు అక్షరము ఎట్టిది? దయతో వర్ణించి చెప్ప ప్రార్థన. యాజ్ఞవల్క్యుడు, నీ స్వస్వరూపము నీ యొక్క సహజ నిజ స్వరూపము అఖండము నిత్యము సర్వమునకు ఓతప్రోతము అయి ఉన్న అక్షరము గురించి చెప్పుచున్నాను. విను, ఆత్మ ఇట్టిదో విను, అస్థూలం, అది స్థూలమై కంటికి కనిపించేది, స్పర్శకు విషయమయ్యే వస్తువు కాదు. 5:8 ఇట్ ఈజ్ నోట్ లైక్ అ సోలిడ్. అనన్వం, అనుప్రమాణము లేక సూక్ష్మము కాదు. చూపు, స్పర్శ, వినికిడి, రుచి మొదలైనవన్నీ దేహములో సూక్ష్మరూపములే. ఆత్మ యొక్క చిత్కాళ విశేషాలే ఉన్నాయి. ఆత్మయో చిత్కళను ప్రదర్శించు చితానందరూపము. ఇట్ ఈజ్ నోట్ లైక్ అ సటల్ మాటర్. అహ్రస్వం, అదీర్ఘం, ఆత్మ పొట్టిది కాదు, పొడుగుది కాదు, చిన్నది కాదు, పెద్దది కాదు. వస్తుధర్మాలు ద్రష్టకే ద్రష్టేగు దృక్కు ఎట్లా ఆపాదిస్తాం? నీదర్ సర్ట్ నోర్ లోన్, అలోహితం. లోహధర్మముగల భౌతికమైనదేదీ కాదు. ఎరుపు కాదు, మరే రంగు కాదు. రూపము లేనిదానికి గుణమెక్కడిది? అగ్నివలే రంగు కలది కాదు. ఇట్ ఈజ్ నోట్ అ మెటల్ విత్ ఫిజికల్ అండ్ కెమికల్ ఫీచర్స్. అమూర్తం, సాకారమై నామరూపములకు పరిమితైనదేదీ కాదు. ఇట్ ఈజ్ నోట్ బౌండ్ బై ఫర్మ్. అస్నేహం, దేనితోనూ స్నేహ సంబంధము కలిగి ఉన్నట్టిది కాదు. ఇట్ ఈజ్ నోట్ బౌండ్ బై రిలేటివిటీ రిలేటెడ్నెస్. అచ్చాయం, అక్షర బ్రహ్మము నీడ వంటిదా? కాదు, నీడను కలిగి లేదు కూడా. వస్తువుకు నీడ ఉంటుంది, వస్తువు వెలుగు వలన నీడ. వస్తువే కానిది నీడ ఎట్లా కలిగి ఉంటుంది? ఇట్ ఈజ్ నీదర్ సాడో నోర్ హాజ్ సాడో. అతమో, అది చీకటి రూపము కాదు. చీకటికి కూడా సాక్షి అయినని ఆత్మ చీకటి రూపము ఎట్లా? ఇట్ ఈజ్ నోట్ డార్క్. అవాయహ, అది వాయురూపము కాదు. వాయువును తరంగములుగా కదల్చు చైతన్యము వాయు రూపము ఎట్లా? నోట్ ఎర్ ఓర్ ఎర్ వెవ్జ్. అనాకాశం, అది ఈ భౌతికమైన ఆకాశము కాదు. నీ ఆత్మాకాశములో భౌతికాకాశము స్వయం కల్పన మాత్రమే. ఇట్ ఈజ్ నోట్ లైక్ అస్పెస్. అసంగం, ఆత్మదేనికి సంబంధించినది కాదు, ఎవ్వరి సొత్తు కాదు, దేనితోనూ సంబంధము లేనట్టిది. మనస్సు వలె దేనితోనూ సంగము లేనేలేదు. సమస్తము తానే అయి ఉన్నట్టిది సుమ. హాజ్ నో అటాచ్మెంట్. అరసం, అది రుచికి విషయము కాదు, పరమాత్మ రసస్వరూపుడు కావచ్చుగాక. దేహమునకు దేహివలే రసమునకు వేరే ఉన్నారు. రసమును స్వకీయమైన ఆస్వాదనగా కలిగి ఉన్నవారు. ఇట్ ఈజ్ నోట్ లైక్ అ టెస్ట్ ఓర్ లైకింగ్. అగంధం, అక్షరమగు ఆత్మవాసనకు సంబంధించినది కాదు, స్వీయ కల్పనచే వాసనను ఆస్వాదించినట్టిది. మరి అది సువాసన దుర్వాసన ఎట్లా అవుతుంది? గంధగుణము లేవీ అద్దానికి లేవు. ఇట్ ఈజ్ నోట్ లైక్ అ స్మోల్. అచక్షుం, అది కనులు కాదు, చూపు కాదు. సర్వమును తమ చూపును ప్రసరింపజేసి చూచుచున్నట్టిది చూపు ఎట్లా అవుతుంది? ఉపకరణము ఉపయోగించువాడు అపకరణముగాని ఉపయోగముగాని అయి ఉండడు కదా. ఇట్ ఈజ్ నోట్ లైక్ అ ఫోర్మ్ ఆఫ్ సీన్. అశ్రోత్రం, ఆ వ్యాకృతాకాశము సమస్తమునకు ఓత ప్రోతమయ్యున్నది. అక్షరముగు ఆత్మ చెవులుగా అవటం లేదు, వినికిడి కాదు. అద్దాని సమక్షంలో స్వీయ కల్పనానుసారంగా చెవులు వినికిడి వినబడునని ప్రవర్తించుచున్నాయి. ఇట్ ఈజ్ నోట్ అ ఫోర్మ్ ఆఫ్ హియరింగ్. అవాక్, అది వాక్ రూపము కాదు, వాక్కును ప్రదర్శనము చేయు దివ్యచైతన్య స్ఫూర్తి రూపము. ఇట్ ఈజ్ నోట్ అ ఫోర్మ్ ఆఫ్ టోకింగ్. అమనో, అది ఇష్టబడు ఏ ఒక్కటి కాదు, మనస్సు కాదు. ఇష్టము అద్దానికి చెందినది. మనస్సు పరమాత్మయందు జనించి ప్రవర్తిస్తూ పరమాత్మను స్వీయ భావనా వైచిత్యముగా సేవించుచున్నట్టిది మాత్రమే. మననమునుంచే నిర్మితమైనది మనస్సు. మననము తన యొక్క ఒకనొక కళావిశేషమైనట్టిదే ఆత్మ. ఇట్ ఈజ్ నోట్ అ ఫోర్మ్ ఆఫ్ థింకింగ్. అతేజహ, అది తేజస్సు కాదు. అగ్ని, సూర్యగోళము మొదలైన వస్తువుల వలె అది తేజోరూపము కాదు. తేజస్సు ఆత్మ యొక్క సంప్రదర్శనము, అప్యరెన్స్ మాత్రమే. ఎందుకంటే అక్షరము, అమృతము అగు నీ ఆత్మ సహస్ర సూర్యతేజోవిలాసము. తేజస్సు అద్దానిదేగాని అది తేజస్సు కాదు. ఇట్ ఈజ్ నోట్ అ ఫోర్మ్ ఆఫ్ లైట్. దృష్టాంతంగా ఒకని ముఖములో కనిపించే సంతోషము, తృప్తి, ఆనందము, విషాదము మొదలైనవి దేహి యొక్క భౌతికమైన శరీరములో ప్రదర్శనములు లేక ముఖ కవళికలు. అంతేగాని దేహి ఆయా ముఖ కవళికలుగా అవటములేదు కదా. అప్రాణ, నీ ఆత్మ ప్రాణరూపము కాదు. ప్రాణమంటే భౌతిక దేహములో అనేక గతులుగా సంచరించుచున్న వాయురూపము. దేహి దేహము కంటే ముందే ఉండి దేహమును తన చైతన్యతత్వముచే వాయు కదలికల ద్వారా ఉజ్జీవింపజేసేది. ప్రాణము శక్తి రూపము. పరమాత్మయో శక్తి తనదైనట్టివాడు. ఇట్ ఈజ్ నోట్ అ ఫోర్మ్ ఆఫ్ ఎనర్జీ. ఆధ్యాత్మికో వాయుః ప్రతిషిధ్యతే అప్రాణమితి. వాయువును కదల్చుచున్నది ఆత్మ అంతేగాని ఆత్మ కదలు ప్రాణవాయువులు కాదు. దేహమును వాయువులను, ప్రాణమును, ఆలోచనలను తనచేతనాశక్తితో కదల్చుచు కారణ కారణముగా ఉనికి కలిగి ఉన్నట్టిది ఆత్మ. అందుచేత అది అప్రాణము అనబడుతోంది. ఇట్ ఈజ్ నీదర్ లివింగ్ నోర్ నాన్ లివింగ్ ఫాక్టర్. అముఖం పోనీ ఆత్మ ఈ దేహ ఇంద్రియాలకు, జగదనుభవములకు, హావభావాలకు ద్వారము, ముఖద్వారము వంటిదా? ఆత్మ యొక్క భావనయే జగదనుభవము. అనుభవము అనుభవజ్ఞునికి భిన్నం కాదు. ఎందుకంటే అనుభవమనదంతా అనుభవజ్ఞుని స్వీయ నిర్ణయకల్పనయే. ఈ దృశ్య జగత్తు ఆత్మకు భావనారూపమే, అభిన్నమే. కనుక ఇదంతా ఆత్మ నుండి వచ్చింది అని కూడా అనలేము. ఆత్మకు అభిన్నమైన స్వకీయ కల్పనా విశేషమే జగదనుభవం కాబట్టి ఆత్మ అముఖము. ఇట్ ఈజ్ నోట్ అ ఫెస్ట్ టు సంథింగ్. అమాత్రము మాత్రము కొలవబడినది. ఆత్మ దేనిచేత కొలవబడేది? మేజరబల్ కాదు. సూర్యుని నుండి బయలుదేరిన అనేక కిరణాలతో కొన్ని సూర్యుడిని కొలువా టు ఆడ్మేజర్ ప్రయత్నిస్తాయా? లేదు కదా. దృశ్య, దేహ, మనోబుద్ధి, అహంకారాలు ఆత్మసూర్యుని కొన్ని కిరణాలు వ్రాలుటచే ఉత్తేజితమైనట్టివి. కనుక మనోబుద్ధి మొదలైనవి ఆత్మను కొలవగలవా? లేదు. ఇట్ ఈజ్ ఇమ్మెజరబల్. హౌ కాన్ థోట్ అండ్ లాజిక్ మేజర్ ద అబ్సొల్యూట్ సెల్ఫ్ వైల్ బోత్ ఆర్ లైక్ రస్ ఎమిటెడ్ బై అండ్ ఎమినేటింగ్ ఫ్రోమ్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్. కనుకనే నీ ఆత్మ అమాత్రము. అది దేనిని కొలవటానికి అపకరణ కాదు. ఏదీ అద్దానిని కొలవటానికి టు మేజర్ వీలు కాదు. మాత్రారూపం తత్న భవతి, అమాత్రం ఇతి భవతి, తేన కించిత్ నమ్యతే. అది కొలవటానికి అపకరణము కాదు, కొలవబడేది కాదు. అనంతరం నీ ఆత్మ మరొకదానికి దేహము, మనస్సు, బుద్ధి, అహంకారము, సంస్కారములు, భావాలు మొదలైనవాటికి అంతరముగా లో ఉన్నది కాదు. దేనికి అనంతరము, తరువాత కాదు. అద్దాని కల్పన జగత్తు అద్దాని యందే ఉన్నదని అనక తప్పదు. ఊహించువాడిలోనే ఊహ ఉన్నది కదా. అయితే స్వప్నము పొందుచున్నవాడు స్వప్నములో ఉన్నాడా? లేదు కదా. స్వప్నమే అతనియందు ఉన్నది, స్వప్నమే అతనిది కదా. ఈ జగత్తు అంతా తానే అయి ఉన్న నీ ఆత్మ దేహ జగత్తులలోని వస్తువు కాదు. కనుక అనంతరము అద్దానికి లోపల జగత్తు, జీవాత్మ, మనో, బుద్ధి, అహంకారాలు వగైరా లేవు. సదా నిర్మలము. కథార్చేతలో కథలోని పాత్రలన్నీ ఉన్నాయి అని అనము కదా. ఇట్ ఈజ్ నోట్ నెక్స్ట్ టు ఎనీథింగ్. ఇట్ ఈజ్ నోట్ ఇన్ ఎనీథింగ్. అబాహ్యం పోనీ నీ ఆత్మదేహమునకో, మనోబుద్ధి చిత్త అహంకారాలకో బాహ్యంగా ఉన్న వస్తువ కాదు. అక్షరము, అప్రమేయము, కేవలము, సర్వము, సర్వస్వము అయినట్టి నీ ఆత్మ ఈ దేహమునకు బాహ్యమున ఉన్నదని ఎట్లా అంటాము? వాహనము నడుపువాడు వాహనములోనే ఉన్నాడు కదా. ఆస్ డ్రైవర్ అన్నది భౌతికంగా కనిపించినా కూడా అతని వ్యక్తిత్వ హావభావ సంబంధ బాంధవ్య విశేషాలన్నీ కారు నడుపుచున్నవాడు డ్రైవర్ అనుదానిలో ఇమ్మడవు కదా. ఆత్మ దేనికీ బాహ్యము కాదు, అంతటా నీ ఆత్మయే స్వభావంగా ఆక్రమించి ఉండటము చేత పూర్ణం అద్దానికి బాహ్యము లేదు. అందుచేత నీ ఆత్మన బాహ్యం అక్షరం సత్యం నిత్యం బాహ్య అభ్యంతరస్థితం. నీదర్ ప్లెస్డ్ ఔట్సైడ్ నోర్ ప్లెస్డ్ ఇన్సైడ్, న తత్ అస్నాతి కించన కుతత్ అస్నాతి కశ్చన. 8.8.8 అఖండమగు నీ అక్షర స్వరూపము దేనిని భక్షించదు, దేనిచేతనూ భక్షింపబడదు. ఆత్మవిషయములను భక్షించక పొందక నాటక దీపమువలే సాక్షి అయి వెలుగొందుచున్నది. ఇంద్రియములకు అది విషయమే కాదు కాబట్టి దేనిచేతనూ అనుభవించబడటములేదు. నీదర్ కోన్స్యూమ్స్ నోట్ గేట్స్ కన్స్యూమ్ ప్రశాసనము కోమాండ్ ఓగార్గి. ఆత్మ లేక మన యొక్క అక్షర స్వరూపము గురించి మరికొన్ని విశేషణాలు చెప్పుచున్నాను, వినండి. అట్టి అక్షరము యొక్క ప్రశాసనము కోమాండ్ చేత సూర్యచంద్రులు విశేషముగా నియమించబడి ధరించబడి స్థిరముగా ఆకాశమున ప్రకాశించుచున్నారు. ఆ అక్షరము అగు ఆత్మ లేక పరబ్రహ్మము యొక్క ప్రశాసనమునందు ఇన్ ద జోన్ ఆఫ్ కోమాండ్ ద్యులోకము దేవతాలోకము ధరించబడి జీవుల రాకపోకలకు రంగస్థలముగా ఆస్ ప్లాట్ఫామ్స్ ఫోర్ ద బీయింగ్స్ టు విజిట్ అండ్ గో స్థిరముగా కొనసాగుచున్నది. అట్టి అక్షర పరబ్రహ్మము యొక్క ప్రశాసనము ఇన్ ద జోన్ ఆఫ్ కమాండిన్ నందే క్షణములు నిమిషములు ముహూర్తములు పక్షములు మాసములు సంవత్సరములు ఋతువులు యుగములు మహాయుగములు మొదలైనవన్నీ విశేషములుగా సంకల్పించి నియమించబడగా స్థిరముగా దృశ్య విభాగమునందు ప్రవర్తించుచున్నవగుచున్నాయి. ఆత్మయొక్క ప్రశాసనమునందు మాత్రమే మంచువర్షించే తెల్లని హిమవత్ పర్వతముల నుండి కొన్ని నదులు గంగ బ్రహ్మపుత్ర నదులు తూర్పువైపుగాను మరికొన్ని నదులు సింధునర్మద నదులు పడమరవైపుగాను మరికొన్ని వేరువేరు దిక్కులుగాను నది ఉపనది ప్రవాహములు విస్తరించి ఉంటున్నాయి. ఆ అక్షరము యొక్క ప్రశాసనము చేతనే మానవులు ప్రదానము చేయు దేవతలపైన దేవతలు యజ్ఞములు చేయువారిపైన పితృదేవతలు దర్విహోమము చేయువారిపైన పరస్పరము ఆధారపడి ఉండటము సృష్టి తతంగమంతా సుదీర్ఘకాలముగా కొనసాగటము జరుగుతూ వస్తోంది. అట్టి అక్షరమును తెలుసుకోకపోతే జాడ్య రూపముగు దృశ్య తాదాత్మీయ రూప సంసారము అనే బురద వదలదు. అక్షరము యొక్క అజ్ఞానము కారణంగానే ప్రవృత్తి ప్రవృత్తి వలన సంసార బంధము ఏర్పడుచున్నాయి. అక్షరము యొక్క జ్ఞానముచే సంసారము నుండి విముక్తి స్వభావసిద్ధమై అనుభవమవుతోంది. గార్గి హే మహనీయ, సంసారము అనే పంకము ఎట్లా తొలగుతుంది? అందుకు కర్మలు మార్గము అగుచున్నాయా లేదా? యాజ్ఞవల్కీడు, ఓ గార్గి, ఈ లోకంలో ఎవరైనా సరే అక్షరము అగు పరబ్రహ్మమును తెలుసుకోవాలనే ఆశయము లేకుండా మేము హోమము యజ్ఞము ఇట్లా మరల మరల చేస్తూ ఉంటాము. అనియో లేక మేము ఇట్లాగే ఈ నిర్జన ప్రదేశములలో కూర్చుని తపస్సు చేస్తూనే ఉంటాము. అనియో కాక విశ్రాంతి లేకుండా అనేక తీర్థయాత్రలను నిర్వర్తిస్తాము. అనియో అంటే అవన్నీ కర్మ ఫలములకు మాత్రమే కారణమవుతాయి, స్వయముగా జ్ఞానఫలము ప్రసాదించలేవు. బుద్ధికి ఆవల సర్వదా వేంచేసియున్న ఆత్మ బుద్ధిచేత మాత్రమే తెలుసుకొనబడుచున్నది. జీవులు కర్మ ఫలములను అనుభవిస్తూ ఉండగా అవి ఆ అనుభవముచే నశిస్తూ వస్తాయి, అనగా కర్మ ఫలముల ఒక అంతము ఉండనే ఉంటుంది. కాలక్రమంగా అక్షరమగు ఆత్మ యొక్క జ్ఞానమును దృష్టిలో కలిగి ఉండకుండా కేవలము కర్మలయందే నిమగ్నుడగుచున్నవాడి పట్ల కర్మఫల సిద్ధి కాలస్వరూపునిచే ఫలానుభవముల రూపంగా బ్రింగివేయబడుచున్నాయి. యోవా ఏతత్ అక్షరం హే గార్గి, అవిదిత్వా అస్మాత్ లోకాన్ ప్రైతి సక్కూపణో. 8.8.10 ఓ గార్గి, ఎవడైతే తన అక్షర పరబ్రహ్మ స్వరూపమును తన ఆత్మ యొక్క సర్వతత్వ స్వరూపమును సర్వాత్మకత్వమును తెలుసుకోకుండానే అనేక హోమములు, యజ్ఞములు, తదితర కార్యక్రమములు సుదీర్ఘముగా కొనసాగిస్తూ ఉన్నప్పటికీ అనేక వేల సంవత్సరములు ఎక్కడో అడవిలోనో మరెక్కడో కూర్చుని తపస్సు చేసినప్పటికీ యోవా ఏతదక్షరం అవిదిత్వా అవిజాయ అస్మిన్లోకే జుహోతి యజతే తపః తప్యతే యద్యపి బహుని వర్ష సహస్రాని అంతవత్ ఏవా తత్ ఫలం భవతి. అట్టి ప్రయత్నమంతా కాలగతిచే ఫలము జనించి ఆ కర్మఫలము కాలగతిచే నశించేదే అగుచున్నది. కర్మఫలముల ప్రయోజనము కాలముచే పరిమితమేగాని అనంత ప్రయోజనము సిద్ధింపజేయలేవు. అంతేకాదు తత్ఫల ఉపభోగాంతే క్షీయంత ఏవ అస్య కర్మాణి. కర్మఫలము యొక్క అనుభవము పూర్తి కాగానే ఆ నిర్వర్తించిన కర్మల ఫలములు క్షీణము కాక తప్పదు, అనివార్యము, మరల మొదటికి రాక తప్పదు. ఇక అక్షరమునకు సంబంధించిన విజ్ఞానము యొక్క ప్రభావము ఎంతటిదంటారా? అధయ ఏతత్ అక్షరం విదిత్వా అస్మాత్ లోకాత్ ప్రైతి స బ్రాహ్మణః. 8:8:10 ఎవ్వడైతే ఈ మానవ దేహము నెలకొలక ముందే ప్రాక్ శరీర విమోక్షణాత్ తన స్వస్వరుమును సర్వజగత్ స్వస్వరూపముగాను సర్వలోక స్వరూప చమత్కారముగాను సర్వాత్మకముగాను తెలుసుకుంటాడో, అట్టి భావముతో దేహభావమును అధిగమిస్తాడో ఆతడే బ్రాహ్మణుడు, బ్రహ్మీభూతుడగు ఆతడే ముక్తుడు. తత్విజ్ఞానాత్ కార్పణ్యాత్ యేహ సంసార విచ్ఛేదః. తన యొక్క అక్షర అప్రమేణిత్యత్వమును తెలుసుకున్నవాడు ఇంద్రియ విషయములందు దృశ్య వ్యవహారములందు కార్పణ్యత్వము దీనత్వము తొలగించుకున్నవాడగుచున్నాడు. అక్షరము యొక్క జ్ఞానము లేనప్పుడు అట్టివాడు నిరంతరము అనివార్యంగా కర్మలు కొనసాగించువాడై కర్మ ఫలములకు మాత్రమే పరిమితుడగుచున్నాడు. పుట్టుక చావు జనన మరణ పరంపరలో చిక్కుకున్నవాడై సంసారములో కొట్టుమిట్టాడుచూనే ఉండవలసి వస్తోంది. అట్టి అక్షరమగు పరబ్రహ్మము నిత్యప్రకాశ ప్రకాశకమై ఉన్నది. అది మనందరి యొక్క వాస్తవ సహజ స్వతత్వమైయున్నది. అజ్ఞానమే దీనత్వమునకు హేతువు, జ్ఞానమో జీవన్ముక్తికి హేతువు. అక్షర పరబ్రహ్మము ఎరుగనివాడు కూపణుడు, జాలిపడ తగనవాడు, ఇంద్రియ విషయపరంపరలకు అమ్ముడుపోయినట్టి కూలివాడు, స్లెవరీ. అక్షర పరబ్రహ్మమును తెలుసుకొని దేహాభిమానమును అధిగమించినవాడు ధన్యుడు, సిద్ధసిద్ధుడు, బ్రహ్మవేత్త, బ్రాహ్మణుడు. అట్టి అక్షరము చూచుచూ ఉన్నదానిని గమనిస్తూ ఉన్నట్టిది. దృష్టి అంతటికీ ద్రష్ట, దృష్టికి విషయం కాదు, ద్రష్టకు కూడా ద్రష్ట. అట్టి ద్రష్టకే ద్రష్టను దర్శించు, వినుచున్న దానిని వినునట్టిది, వినబడినదేదీ కాదు. వినికిడిని చేతనము చేయు చైతన్య స్వరూపము, ఆలోచించుచున్నవాని గురించి ఆలోచించునది. మనస్సు నీది, మనస్సుకు మాత్రం నీవు విషయం కాదు కదా. మననము చేయు మనస్సు నీదైనట్టి నీవే ఆ అక్షరము. సమస్త మననములకు ఆవలగల నీ స్వరూపమే ఆత్మ. నీలో తెలుసుకొనుచు ఉన్నట్టిది ఏదైతే ఉన్నదో అద్దానిని గమనించు, అది ఏ అక్షరము, అది ఏ తెలుసుకోవలసినట్టిది. అక్షర బ్రహ్మము కంటే వేరుగా చూచుచున్నదేదీ లేదు, వినుచున్నదీ లేదు, యోచన చేయుచున్నదీ లేదు, తెలుసుకొనుచున్నదీ లేదు. సకల ప్రాణులలో చూచుచూ ఉన్నది, వినుచూ ఉన్నది, తెలుసుకొనుచున్నది ఆ అక్షరమే. ఇక చూడబడేది, వినబడేది, మనసుపడేది, తెలుసుకొనబడేది అదంతా కూడా స్వతహగా ఒక గోడ, రాయవల జడము మాత్రమే. ఏదైతే స్వయముగా స్వతః సిద్ధమో సాక్షాత్ అపరోక్షమో అగు బ్రహ్మమో మనందరిలోపల ఆత్మస్వరూపమై ఉన్నదో, సర్వసంసార ధర్మములకు అతీతమై ఉన్నదో, వస్త్రములో నిలువు అడ్డదారుముల వలె ఈ దృశ్య జగత్తు త్రిలోకములు అవ్యాకృత ఆకాశముగా ఓతప్రోత భావముచే వ్యాపించి ఉన్నదో, అదియే నీవు పొందవలసినది. అద్దానిని నీ స్వస్వరూపముగా గుర్తించి గమనించి ఆస్వాదించటమే జ్ఞానము యొక్క ఫలము, భక్తి యొక్క పరాకాష్ఠ, యోగము యొక్క సిద్ధి. అదియే సత్యము, నిత్యము, చైతన్యము. అట్టి అక్షరము బ్రహ్మము ఆత్మ స్వస్వరూపము అగు నిత్యమైన దానిని ఆశ్రయించక అసత్యము కల్పన కర్మ కాలబద్ధము అగు తదితరమైన దానిని ఆశ్రయించినంతకాలము సంసారరూప బంధము అనివార్యము. అక్షరమును ఆశ్రయించామా? ఇప్పుడే ఇక్కడే బంధముక్తి భేదములన్నీ మొదలంట్లా త్యజించివేయబడగలవు. ఈ విధంగా పలికి మహనీయుడగు యాజ్ఞవల్క్యుడు ప్రశాంత ఆనందమైన బ్రాహ్మీ దృష్టితో కూడిన చిరునవ్వు ముఖముతో గార్గివైపు చూచారు. అప్పుడు వచక్నుని కుమార్తెగు గార్గి నెమ్మదిగా లేచి భగవంతుడగు యాజ్ఞవల్కిని పాదములు స్పృశిస్తూ నమస్కారము సమర్పించారు. గార్గి యోగపుంగవుడగు జనక మహారాజు సభలో వేంచేసియున్న పూజనీయులగు బ్రహ్మవేత్తలారా, ఈ మన యాజ్ఞవల్క్యుడు ప్రవచించిన అమృత రూపముగు అక్షర బ్రహ్మ స్వస్వరూపము పరమ సత్యముగా వేదసారముగా బ్రహ్మణ్యుల గానముగా మనము ఒప్పుకోక తప్పదు అని నేను అర్థము చేసుకుంటున్నాను. ఈ యాజ్ఞవల్క్యుల వారికి నమస్కరించుటచే మనమంతా సమస్త సంసార బంధముల నుండి విముక్తులము కాగలమని భావించుచున్నాను. పరబ్రహ్మము గురించిన చర్చయందు ఈయన అజేయుడు, ఈయన జయింపబడలేడు అని ముందు చెప్పినట్లుగా నేను నిశ్చయించుకొనుచున్నాను. ఇట్లా పలికి వచత్నుని కుమార్తె అగుగార్గి ప్రశాంతమగు చిరునవ్వు చిందించు ముఖముతో మౌనము వహించారు. ఇది బృహదారణ్య కోపనిషత్ పంచమాధ్యాయము అక్షర బ్రాహ్మణము అను అష్టమ బ్రాహ్మణము 5.9 బ్రాహ్మణము యాజ్ఞవల్క్య సాకల్య సంవాదము ఉపాసకుడు ఉపాస్యముల ఏకత్వము. ఇకప్పుడు శకలుని పుత్రుడగు శాకల్యముని లేచి నిలబడ్డారు, సభకు నమస్కరించారు. విదగ్ధ నామధేయ శాకల్యముని, సభాసదులారా, శకలుని పుత్రుడను విదగ్ధ అను వ్యవహార నామధేయుడనగు నేను ఈ సభలోని విఘ్నుల ఆనందనతో కొన్ని ప్రశ్నలను ఈ యాజ్ఞవల్క్య మునీంద్రుల వారి ముందు ఉంచతలచుచున్నాను. నా వాదములతో వీరిపై తప్పక విజయము సాధిస్తానని అనుకుంటున్నాను. ఓ యాజ్ఞవల్క్య మునిసత్తమ, ఇదిగో ఈ ప్రశ్నను మీ ముందు ఉంచుచున్నాను. దేవతలు ఎంతమంది? యాజ్ఞవల్క్యుడు వైశ్వదేవ శస్త్రము అనే స్తోత్రమును దృష్టిలో పెట్టుకుని దేవతా సంఖ్యను తెలుపు మంత్రములో ఎందరూ దేవతలు చెప్పబడ్డారో అది వారి సంఖ్యగా భావించబడుతోంది. అట్టి వైశ్వదేవ స్తోత్రములో దేవతల సంఖ్య చెప్పుచున్న మంత్రపదములందు నివిదము యందు 1, 303, 2, 3003 అని చెప్పుతోంది. త్రయశ్చ త్రీచశత, త్రయశ్చ త్రీచ సహస్రేతి. మరల ముఖ్య విభాగ దేవతలు 33 త్రయస్త్రింశ ఇతి ఓం, ఇంకొంత విభాగంగా 6, 6 ఇతి ఓం ఇతి. మరల శ్రేష్ఠ ముఖ్య దేవతలు 3, 3 ఓం ఇతి. మరల శ్రేష్ఠాతిశ్రేష్ఠ 2, 2 ఓం ఇతి. మరల అత్యంత శ్రేష్ఠ దేవతలు 11, 2 అధ్యర్థ ఇతి ఓం ఇతి. మరల అత్యంతిక దేవతలో 1 ఇతి ఓం ఇతి. అయితే 303 మరియు 3003 దేవతలు అననది దేవతల విభూతులు. ఈ రెండూ కలిసి 3306 విభూతులు. 303 దేవతల విభూతులను పరమార్థమున సంగ్రహముగా కుదించగా 33, 6, 3, 2, 1, 1, 2 మరియు 1 అని శాస్త్ర ప్రవచనము. విదగ్ధనామధేయ శాకల్యుడు, సరే ఇప్పుడు 3306 దేవతలు ఎవ్వరు? యాజ్ఞవల్క్యుడు, ముఖ్యదేవతలు 33 మాత్రమే. మిగతావన్నీ ఆ 33 దేవతల విభూతులు. అట్టి 33 దేవతల ప్రసిద్ధ గుణవర్ణన విశేషములకు సంబంధించిన అంశలు. విదగ్ధుడు, అవును, పరమార్థమున 33 దేవతలే. ఆ 33 దేవతలు ఎవ్వరెవ్వరు? యాజ్ఞవల్క్యుడు, 33 దేవతలు 1 అష్టవసువులు, 8 అగ్ని, 2 పృథివీ, 3 వాయువు, 4 అంతరిక్షము, 5 ఆదిత్యుడు, 6 ద్యులోకము, దయశ్చ 7 చంద్రుడు, 8 నక్షత్రములు. ప్రాణుల కర్మలకు వీరే ఆశ్రయం. ఏతే వసవాత్ ఏతేషు హి ఇదం వసు సర్వం హితం ఇతి తస్మాత్ వసవ ఇతి. 5, 9, 3 ఈ అష్టవసువులు దేహ ఇంద్రియ మనస్సు సంఘాత రూపంగా పరిణామము చెంది ప్రాణులందరికీ నివాసముగా ఆగుచున్నారు. జగత్తునంతా వీరు ఒకవైపు నివాస యోగ్యముగా తీర్చిదిద్దుచున్నారు. అంతేకాకుండా మరొకవైపు తాము కూడా జగత్తు నందు నివాసము కలిగి ఉంటున్నారు. సర్వము ఈ అష్టవసువులేందు ఉంచబడింది. అందుచేత వసువులు అనే పేరు వచ్చింది. 8 వసనం ప్రసాదిత ఇతి వసవః. 2 ఏకాదశ రుద్రులు. 11 పంచ ప్రాణములు పంచాపప్రాణములు మనోవ్యాపారములు. 11 కర్మేంద్రియములు చేతులు కాళ్ళు గుదము గుహ్యము నాలుక. 5 జానేంద్రియములు చెవులు కళ్ళు ముక్కు నోరు చర్మము. 1 మనస్సు. యత్ అస్మాత్ శరీరాత్ మత్యాత్ ఉత్క్రమణ వ్యాధరోదయంతి లేక జీవుడు. 11 ఈ ఏకాదశ రుద్రాంశరూప జ్ఞాన కర్మేంద్రియములు మనస్సు ఇవన్నీ కూడా మరణించు స్వభావము మార్పు పొందబోవు స్వభావము కలిగినవై ఉంటున్నాయి. ప్రాణుల ప్రారబ్ధకర్మల వలన సుఖదరుఖానుభవముల వలన దేహము క్షీణించినప్పుడు ఇవన్నీ కూడా క్షీణత పొందుచున్నాయి. ఈ విధంగా బంధుమిత్రులను మరణ స్వభావముచే దుహకింపజేస్తూ ఉండుటచేత కూడా ఏకాదశ వృద్రులు ఏడిపించునవి అననది సార్థక నామము. తద్యత్ రోదయంతి తస్యాత్ రుద్ర ఇతి. 11 3 ద్వాదశ ఆదిత్యులు. 12 ద్వాదశ వై మాసాహ సంవత్సరస్య ఏతత్ ఆదిత్య. సంవత్సరములోని 12 నెలలను ద్వాదశ ఆదిత్యులు అని పిలుస్తున్నారు. సంవత్సర దేవతకు 12 నెలలు 12 భుజములు లేక 12 అవయవములు. ఇవి కాలచక్రమై మరల మరల తెరుచూ ఉంటున్నాయి. ప్రాణుల యొక్క శక్తి స్మృతి ప్రజ్ఞ శరీర శోభవిటన్నిటి ఇచ్చి తిరిగి తమ వెంట తీసుకుపోతూ ఉంటున్నాయి. 12 ఆయుర్దాయమును తపింపజేస్తున్నాయి. ఈ విధంగా ఆయుష్ను కర్మఫలములను ఇవ్వటము తమ వెంట లాగుకుని పోతూ ఉండటం చేత ఆదిత్యులు అను సార్థక నామము కలిగి ఉంటున్నాయి. ఏతే హీదం సర్వం ఆదానాయంతి తస్మాత్ ఆదిత్య ఇతి. 1 ఇంద్రుడు. 2 ప్రజాపతి సృష్టియజ్ఞము. 2 మెరుపు ఇంద్రునిరూపముగా చెప్పబడుతోంది. వజ్రముతో ప్రాణులను హింసించువాడు కాబట్టి ఇంద్రుడు. జీవులను ఇంద్రియములను ప్రసాదించటమును పర్యవేక్షించువాడు కాబట్టి ఇంద్రుడు. అసనేహ వజ్రబలము కలవాడు కాబట్టి కూడా ఇంద్రుడు. ప్రజాపతి యజ్ఞమే ప్రజాపతి. ఈ సృష్టి సృష్టికర్త యొక్క యజ్ఞముగా చెప్పబడుచున్నది. పశువులు యజ్ఞమునకు సాధన వస్తువు. ఈ జీవులంతా సృష్టి యజ్ఞమునకు సాధన వస్తువులే. ఈ జీవుడు సృష్టి యజ్ఞమునకు పరికరము వంటివాడు. యజ్ఞస్య అరూపత్వాత్ పశుసాధనాశ్రయత్తాచ్చ పశవో యజ్ఞాత్ ఇతి ఉచ్యతే. యజ్ఞము రూపరహితము. విద్యులు పశువులను యజ్ఞ సాధనములుగా ఉపాసిస్తూ ఉన్నారు. పశువులు జీవులు యజ్ఞ రూపము అని చెప్పబడుతోంది. ఈ విధంగా అష్టవసువులు 8 ఏకాదశ రుద్రులు 11 ద్వాదశ ఆదిత్యులు 12 ఇంద్రుడు యజ్ఞము 2 33 ఈ 33 దేవతలు జగచ్చక్రమును నడుపుటకు కారణమగుచున్నారు. 6 విశేష దేవతలు. 5 9 7 1 అగ్ని. 2 పృథివీ. 3 వాయువు. 4 అంతరిక్షము. 5 ఆదిత్యుడు. 6 ద్యులోకము. ఈ 6 షట్ దేవతలు అష్టవసువులలో చంద్రుడు నక్షత్రములు ఇందులో కలుపబడలేదు. ఈ సర్వము కూడా 6 అయి ఉన్నాయి. ఇదివరకు చెప్పిన 33 దేవతలలో విశేష అంతర్లీన దేవతలు. ఈ సమస్తము ఈ 6 అగుచున్నారు. 3 దేవతలు. 5 9 8 3 లోకములే 3 దేవతలు. 1 పృథివీ అగ్ని కలిపి మొదటి దేవత. 2 అంతరిక్షము వాయువు కలిపి 2వ దేవత. 3 ద్యులోకము సూర్యుడు కలిపి 3వ దేవత. ఈ 3 దేవతలలోనూ సకల తదితర దేవతలు అంతర్గతమై ఉన్నారు. అంతర్భావము రూపముగా కలిగి ఉన్నారు. 2 దేవతలు. 1 అన్నము అనుభవము పొందబడుచున్నదంతా. 2 ప్రాణము శక్తి. ఎవరి అనుభవమో ఆతనిదే ప్రాణశక్తి. ఈ విశ్వమంతా 2గా విభజిస్తే అనుభవించబడుచున్నది దాట్ విచ్ ఈజ్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ అనుభవించుచున్నవాడు ద ఎక్స్పీరియన్సా ఈ రెండే విభాగములుగా కూడా చెప్పబడుచున్నది ఒకటిన్నర ఒకటి దేవత వాయువు వాయు వీచికలు సమస్త దేవతలు వాయువు వాయు వీచికలో సమర్పితులై ఉన్నారు సాకల్యుడు వాయువు వాయు వీచిక ఒక్కటే కదా మీరు ఒకటి దేవత అని అంటున్నారే యాజ్ఞవల్క్యుడు సర్వము వాయువునందే సమృద్ధిని పొందుతోంది ఈ సమస్తము వాయుతరంగముల చేతనే అభివృద్ధి పొందింపజేయబడుతోంది కూడా అందుచేత వాయువు చలనము ఈ రెండింటిని కలిపి సృష్టికర్త సృష్టివలే ఒకటి దేవతగా చెప్పటం జరుగుతోంది అధ్యర్థ అంటారు ఒక్క దేవుడు ప్రాణదేవత ఒకే ఒక దేవుడు ప్రాణము ఏకో దేవ ఇతి ప్రాణ అంతేకాదు ప్రాణ ఇతి సబ్రహ్మ ప్రాణమే సృష్టింకతటికి మూలము అని నిర్ణయించబడుతోంది త్యత్ అది ఇతి బ్రహ్మ త్యత్ ఇతియా చక్షతే త్యత్కేన పరోక్షాధాయ దేనిచే పరోక్షమైన వస్తువు బోధించబడుచున్నదో అదియే త్యత్ స ప్రాణో సర్వదేవాత్మకత్వాత్ మహద్బ్రహ్మ ఆ ప్రాణశక్తి ఏకైక దేవతయే ఎందుకంటే సర్వదేవాత్మకత్వము కాబట్టి సర్వదేవాత్మకత్వము యొక్క మహాత్మ్యమును అనుసరించి మహద్బ్రహ్మ అని కూడా చెప్పబడుచున్నది ఓ సకల్యుని కుమారుడవగు సాకల్య విదగ్ధ మనము ఇప్పుడు చెప్పుకొన్న రీతిగా దేవతలు ఒక్కరు అయి ఉన్నారు అనేక మంది కూడా అయి ఉన్నారు దేవతలు అనంతము కూడా నివిన్మంత్రమును అనుసరించి 3306 దేవతలయందు అంతర్గతమై 33 దేవతలు ఆ 33లో అంతర్గతమై 6 గురు దేవతలు ఆఖరికి ప్రాణమే ఏకైక దేవత ప్రాణమే హిరణ్య గర్భుడు సృష్టికర్త ప్రాణమే సమస్త దేవతలు కూడా మిగతా దేవతలందరూ ప్రాణశక్తికి గర్భస్థమై యున్నారు కాబట్టే ఏకైక దేవతను హిరణ్య గర్భుడు అని కూడా అంటారు అనంతమగు దేవతలందరూ కూడా ఒకే ప్రాణదేవత యొక్క విస్తారము ఎక్స్టెన్షన్ అయి ఉన్నారు ఈ విధంగా ఒకే ఒక్క దేవత 33 దేవతలు 303 దేవతలు 3306 దేవతలు అనంత దేవతలు ఇవన్నీ కూడా ప్రాణదేవత ఏకైక దేవత యొక్క విస్తారములు లేక విభూతులు అని చెప్పబడుతోంది ఇందుచేతనంటారా ఒకే ఒక్క ప్రాణదేవతయందు లేక సృష్టికర్తయగు హిరణ్య గర్భునియందు ఆయా సృష్ట్యవసరము అధికారముల భేదమును బట్టి పేరు రూపము గుణము కర్మ శక్తిల భేదముచే అనేక మంది దివ్యశక్తి రూపములగు దేవతలు ప్రవర్తిస్తూ నిర్వర్తిస్తూ ఈ విశ్వజగత్ స్థితి ఈ పరిణామములను నడుపుచున్నారు దేవతలంతా సృష్టికర్తయగు హిరణ్య గర్భుని సంకల్పము అనే ముడి పదార్థముతో తయారైనవారే సర్వజీవులు సర్వద్రష్టలు సర్వదృష్టులు సర్వలోకము కూడా ప్రాణరూప పురుషుడగు హిరణ్య గర్భుని భావన ప్రదర్శన చమత్కారమే భావనాశక్తి రూపములే ప్రాణరూపములే ప్రాణేశ్వరుని ప్రాణాకృతిక చమత్కారములే సాకల్యుడు ఓ యాజ్ఞవల్క్య ఏ విధంగా అయితే వైశ్వదేవము అనే స్తోత్రమునందు దేవతల సంఖ్యను చెప్పుచున్న నివిదము అనే మంత్రముగా చెప్పబడినదో ఆ పదములను శాస్త్రమును దృష్టిలో ఉంచుకుని చక్కగా ఇదంతా చెప్పుకుంటూ వచ్చారు అవన్నీ నేను ఒప్పుకుంటున్నాను అయితే ఏ దేవునికి పృథివ్యవేశ్య ఆయతనం 5, 9, 10 ఈ పృథివీ ఈ భూమి అంతా కూడా ఆశ్రయమై ఉన్నదో లేక అధిష్టానమై ఉన్నదో ఆయతనమై ఉన్నదో ఎవ్వనికైతే అజ్ఞహ లోకో అవలోకనము లేక చూపు అగ్నిలోకరూపము అయి ఉన్నదో మనోజ్యోతిహ మనస్సు ఎవ్వని యొక్క జ్యోతిస్వరూపమైయున్నదో ఆయనయే ఈ జీవుడు పరాయణము ఆశ్రయము చేయవలసియున్నట్టి దేవాదిదేవుడు పరాయణము తత్పరత్వము అట్టి పురుషుని ఎవ్వరైతే ఎరుగుతారో తెలుసుకుంటారో అట్టి ఎరుకగలవాడు సర్వవస్తువుల అధిష్టానము అగు ఆత్మను ఎరిగినవాడుగుచున్నాడు సర్వుల ఆత్మయగు సర్వాత్మకుడు అగుచున్నాడు స్వామీ అట్టి పురుషుని మీరు ఎరిగియే ఉన్నారా చూచారా అనుభవమేనా కాదా ఎక్కడ చూచారు? ఎట్లా ఉంటారు? యాజ్ఞవల్క్యుడు, వేదవాహం తం పురుషం సర్వాత్మనః పరాయణం. 5:9-10. సర్వజీవులకు, సర్వవస్తుజాలమునకు మీకు, నాకు స్థానమయ్యున్న ఏ అధిష్ఠానాత్మ గురించి మీరు అడుగుచున్నారో, ఆ సర్వాత్మకమగు మమాత్మ త్వమాత్మ తత్ ఆత్మ అగు దానిని నేను ఎరిగియే ఉన్నాను. మీరు ఎరిగియే ఉన్నారు. మనమందరము ఎరిగి ఉన్నవారమే. అతడు మరెక్కడో లేడు. ఈ దేహములో పురుషకారముతో కూడి అకంపనీన్ ఎబిలిటీ టు ఫంక్షన్ వేయించేసి ఉన్నారు. హీఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఇన్ అస్ ఓల్. శరీరమంతా నిండియున్న పురుషుడు ఆయనయే. ఓ శాకల్య, అసద్ధుడు, అరూపుడు, సర్వుడు, సర్వము అయి ఈ మీనా దేహములను తన ఉనికిచే నింపివేసి ఉంటున్న ఆ పరమ పురుషుని గురించి ఇంకా కూడా ఏమైనా అడగదలుచుకున్నారా? అడగండి. ఆయన గురించి సంభాషించటమే పరమ పురుషోపాసన కదా. ఆ ఆత్మదేవుడు పృథివీయే తాను అను అభిమానముతో అగ్నియ అవలోకనముగా సంకల్పములే జనన స్థాన జ్యోతిగా దేహేంద్రియ సంఘాతరూపుడై ఉంటున్నారు. సమస్త శరీరములలోని ఈ శరీరియే ఆ ఆత్మభగవానుడు, పురుషుడు, పరమపురుషుడు. ఓ శాకల్య, ఆ పురుషుని గురించి ఇంకా కూడా ప్రశ్నించండి, చెప్పుకుందాము. శాకల్యుడు, ఓహో, అయితే ఇది చెప్పండి, ఈ దేహముతో వేంచేసియున్న ఆ పురుషునకు దేవత ఎవ్వరు? ఏది దేనినుంచే పుట్టుచున్నదో అట్టి పుట్టే వికారమునకు దేవత అని ఈ సందర్భములో దేవత అనుదాని అర్థముగా ఉద్దేశించబడినది శంకర భాష్యం. యాజ్ఞవల్క్యుడు, ఆ పురుషుని నుండి దేవతగా బయల్వెడలెనది అమృత స్వరూపము. శాకల్యుడు, స్వామి, ఏ దేవ దేవునికైతే కామైవ యస్య ఆయతనం. 5:9-11. ఎవరి కామమే ఇదంతటికీ ఆశ్రయమో, ఎవరి ఇష్టమో కోరికను అనుసరించియే ఇదంతా ప్రవర్తమానమగుచున్నదో, ఇక్కడ దృశ్యములో ఏర్పడవలసినదంతా ఏర్పడుచున్నదో, ఇక్కడ కామము అనగా స్త్రీపురుష సంబంధము కాదు, ఇష్టమును అనుసరించి బ్రహ్మాండము అంతర్గత విశేషాలు ఏర్పడుచుండటము. ఉదా అమ్మవారు కామాక్షిగా ఉపాసిస్తున్నాం కదా, అమ్మవారి ఇచ్ఛాశక్తి ప్రదర్శనమే ఈ విశ్వ విశ్వాంతర విశేషాలు అని సిద్ధాంతము. హృదయం లోకో, హృదయమే స్వకీయ ఇచ్ఛారూప కామరూపమునకు రంగస్థలమో మనోజ్యోతియః. మనస్సు హృదయరంగస్థలములో గల వస్తువులన్నీ వెలిగించు దీపమైయున్నదో ఆ పురుషుడే ఇక్కడి కార్య కారణ. హాపనిన్ కోజసన్ ఫోర్ హాపనిన్ ఆఫ్ ఓల్ ఇవెంట్స్ సంఘాతమునకంతటికీ ఆశ్రయమై ఉన్నారు. సర్వాత్మకుడు, సర్వపరాయణుడు అగు అట్టి సర్వోత్కృష్టమైన పురుషుని తెలుసుకున్నవాడే పండితుడు. వివేకి, అట్టి పాండిత్యము తమకు ఉన్నదని తలచుచున్నారా? ఆ పురుషుని గుర్తెరిగి తెలుసుకొనగలమా? యాజ్ఞవల్క్యుడు, సర్వము ఎవ్వరి యొక్క పరాయణమో ఆశ్రయమో సోమ్ సద్ బాయ్ హూమ్ అట్టి అంతః శరీరుడగు సర్వాత్మకుని నేను ఎరుగుచునే ఉన్నాను. నాచే ఎరుగుబడేదంతా ఆయన స్వరూపమే. ఎవ్వని కామము కోరిక ను అనుసరించి జగత్తులు జాగ్రత్ స్వప్న సుషుప్తులు బ్రహ్మాండములు జీవులు జీవుల పరస్పర సంబంధాలు జన్మకర్మలు ఇవన్నిటితో కూడిన దృశ్యమంతా ఏర్పడి ప్రవర్తిస్తోందో ఆ పురుషుని నేను తెలుసుకొనియే ఉన్నాను. శాకల్యుడు, తస్యకా దేవత, ఆ పురుషునికి ఆయన నుండి బయల్వెడలినట్టి దేవత ఎవరు? యాజ్ఞవల్క్యుడు, భావనుహ, స్వభావి, ప్రకృతి అను అర్థము గల శబ్దమగు స్త్రీయే ఆ దేవత. సత్ రతి, శాకల్యుడు, ఏ పురాణ పురుషునకు రూపణ్యేవా? యస్య ఆయతనం ఈ రూపాత్మకమైనదంతా స్వకీయ ఆశ్రయమై ఉన్నదో చక్షుర్లోకో ఆలోకన సాధనమగు కన్ను ఉపకరణము మనోజ్యోతియః. యవని మనస్సు ఆ రూపాత్మకమైనదంతా తెలియబడటము అనే కాంతిని వెదజల్లుచూ తెలుసుకొనుచున్నదో ఆతడే సర్వస్య ఆత్మనః, సర్వులకు ఆత్మస్వరూపుడు. ఆయన ఎరుకయే ఈ రూపాత్మకమైన అనుభవము యొక్క ఉనికి. అట్టి పురుషోత్తముని మీరు తెలుసుని ఉన్నారా? మీకు తెలిస్తే ఆయన యొక్క దేవతా రూపము ఎట్టిదో దయచేసి వివరించండి. యాజ్ఞవల్క్యుడు, ఆయన నాకు తెలుసు. ఆయనను ఇక్కడి కార్య రూపము కారణ చూచువాడు సంఘాతముగా ఎరుగుచూ సందర్శించుచున్నాను. ఈ రూపాత్మకమైన దానికంతటికీ సర్వోత్కష్టమగు ఆశ్రయము అయి ఉన్నారు అనో నిశ్చయము కలిగి ఉన్నాను. ఆయన ఆదిత్యుడు అని కూడా పిలువబడుచున్నారు. ఆదిత్యునిలోని పురుషుడే లేక ఆ ఆదిత్య పురుషుడే దేవుడు? ఆయనకు దేవత సత్యము, యంసత్ ఉనికి స్వరూపము, సమస్తమునకు ఆది స్వరూపుడు. సాకల్యుడు ఏ దేవునికి? ఆకాశ ఏవేశ్య ఆయతనం 5:9-13 ఆకాశమంతా తనకు ఆశ్రయించుచున్న స్థానము అయి ఉన్నదో, శ్రోత్రంలోకో వినికిడి హియరింగ్ అవలోకనము అయి ఉన్నదో, మనోజ్యోతిహ ఆ వినుచున్నదానిని విషయార్థమును ఇది విషయముని వెలిగించున్నది ఆతని మనస్సే అయి ఉన్నదో, ఎవడైతే సర్వదా సర్వత్రా సర్వము ఎరుగుచు సర్వమునకు పరాయణుడు ఎక్స్పీరియన్సా అయి ఉన్నారో, ఆ పురుషుడే ఈ కార్య కారణ సంఘాతము అంతటికీ ఆశ్రయమని మీరు ఎరుగుదురా? లేకుంటే మీరు ఏమీ తెలియని వారే కదా. ఆ దేవునకు దేవత ఎవ్వరో కూడా చెప్పండి. యాజ్ఞవల్క్యుడు అట్టి సర్వోత్కృష్ట సర్వాశ్రయుడగు పురుషుడి గురించి నాకు తెలుసు. ఆయనయే ప్రాతిశ్రుత్కః వినినాడని మొదలుపెట్టు ప్రాతిశ్రుత్క పురుషుడు. మొట్టమొదటగా వినటము అను పురుషకారము తనదైనవాడు. ఆయన యొక్క దేవత స్త్రీ దిక్కులు ఓల్డ్ డైమెన్షన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ హీజ్ డివినిటీ మానిఫెస్టేషన్స్. ఏ ఆది దేవునికైతే చీకటి తమస్సు కు ఆశ్రయమే ఉన్నదో, తమ ఏవ యస్య ఆయతనం ఆయన హృదయమే ఆయన అవలోకించుదానికంతటికీ సర్వదా స్థానమై ఉన్నదో, మనస్సు ఆ తమస్సును తెలుకోవటము అనే వెలుగు జ్యోతి రూపమయ్యున్నదో, ఆ మీరు చెప్పుచున్న పురుషుడు నాకు ఎరుకయే. ఆ ఛాయామయ పురుష దేవునికి దేవత మృత్యువు. ఎందుకంటే మృత్యు దేవత కూడా ఆ జ్ఞానమయ పురుషుని వీచిక కాబట్టి మృత్యువు మార్పు పట్ల అభినివేశము. ఏదో క్రొత్తగా పొందవలసియున్నదను తపన. సాకల్యుడు ఏ దేవునకు రూపములన్నీ కూడా ఆశ్రయములై ఉన్నాయో, కళ్ళు కనబడేవి ఇవన్నీ ఆయన యొక్క ఉనికి అవలోకనము అయి ఉన్నదో, చూడబడేదంతా ఎరుక అనే మనోజ్యోతితో ఆయనయే వెలిగించుచున్నారో, ఆయనయే ఈ దృశ్యములో కనిపించే కార్యకారణ సంఘాతానికి స్థానము కదా. ఆయన ఇంకా ఎట్టి చమత్కారశీలురు? ఆయనను ఇంకా ఏమేమని ఎరుగుచున్నారు? యాజ్ఞవల్క్యుడు, ఆ పురుషుడు నాకు నిశ్చయముగా ఎరుకయే. ఆయనయే ప్రకాశవంతములగు సర్వ పదార్థములకు ప్రకాశము ప్రసాదించువారు. ఆయన పరాయణుడగు సర్వుల యొక్క ఆత్మగా ఎరుగుచున్నాను. సర్వస్య ఆత్మనః పరాయణం. ఓ శాకల్య, ఆయనయే ప్రాణస్వరూపుడగు ఛాయాపురుషుడు జీవాత్మ కూడా అయి ఉన్నారు. అద్దమునందలి ప్రతిబింబము వంటిదగు ఈ జగత్తు మరియు జీవాత్మలను ఆ పరమ పురుషునికి అభిన్నమని బింబస్వరూపమని గమనిస్తున్నాను. అట్టి తేజోమయ దృక్ రూప పురుషుడే దేవుడు. ఇక ప్రాణము ఆయన యొక్క దేవతారూపము. ఓ శాకల్య, ఇంకా ఏమైనా అడగదలుచుకున్నారా? అడగండి. శాకల్యుడు ఏ దేవునకు జలములే ఆశ్రయమో, జలమంతా ఆశ్రయించినవారే ఉన్నారో, హృదయమే ఆ జలమును ఆశ్రయించిన స్థానమో, తన మనస్సే జలము యొక్క అనుభూతిని వెలిగించినదే ఉన్నదో, ఆయనయే కార్య కారణ సంఘాతమునకు ఆశ్రయమై ఉన్నారు కదా. తెలుసా ఆ దేవునికి చెందిన దేవత ఎవరు? యాజ్ఞవల్క్యుడు, స్వామి, ఆ పురుషుని నేను సర్వాత్మకుడుగా అనగా మీ స్వరూపముగా నా స్వరూపముగా సర్వాంతర్యామిగా సర్వతత్వస్వరూపుడుగా ఎరుగుచున్నాను. అట్టి జలమునకు దేవత వరుణుడు. ఓ శాకల్యముని సత్తమా, ఇంకా కూడా ఏమైనా అడగవచ్చును? శాకల్యుడు, ఓ యాజ్ఞవల్కిలవారు, ఏ దేవునకు రేతస్సు ఆశ్రయమైన్నదో, ఏ రేతస్సు హృదయము చూచూ సాధనమో, మనస్సు జ్యోతియో రేతస్సే జ్యోతియో, ఎవ్వరైతే కార్యకారణ సంఘాతకముకు సర్వోత్కృష్టమగు ఆశ్రయము అయినట్టి అట్టి తత్వము తెలుసుకుంటాడో ఆతడే వివేకి. ఎరిగినప్పుడే కదా పండితుడు. ఆ దేవత ఎవరు? ఆ దేవత పేరేమిటి? యాజ్ఞవల్క్యుడు ఆయన ఇతః పూర్వము చెప్పినట్లు సర్వాత్మకునిగా ఎరిగి ఉన్నాను. పుత్రుని స్వస్వరూపాంశ రూపమున ఉన్న ఆ పురుషుడే దైవము, అద్దానికి దేవత ప్రజాపతి. హాస్యంగా ఈ ప్రశ్నలన్నీ ఒకదాని తరువాత మరొకటిగా మాకు అందిస్తున్న ఓ సాకల్య మహానుభావ, ఈ సభలో గల మీ మిత్రులు కొందరు కురుపాంచాల బ్రాహ్మణులు నిప్పులు బయటకు తీసే పటకారు వంటిదిగా చేసుకుని ఉపయోగిస్తూ ఉండగా నేను నా సమాధానములతో మిమ్ములను కాల్చివేచున్నానేమో కదా. అయితే ఆ విషయము మీరు గమనించటము లేదేమోనని కూడా నేను అనుకుంటున్నాను. కాస్త శాంతించండి, మీకు శుభమగుగాక. సాకల్యుడు కించిత్ కోపంగా, మిత్రమా, యాజ్ఞవల్క్య, ఎగతాడి చేయుచున్నారా? ఏమీ, కొంచెము విర్రవీగి మాట్లాడుచున్నారే. మీరే బ్రహ్మము తెలిపిన ఆత్యంతిక బ్రహ్మిష్ఠుడనని గర్వించి కదా ఇక్కడి మాకూరు ఆ పాంచాల దేశముల నుండి వచ్చిన బ్రాహ్మణులను అసత్యవాదులు అన్నట్లుగా తక్కువగా చేసి మాట్లాడారు, తిరస్కరించి పలుకుచున్నారు. మీ ప్రత్యేక ఏమిటని మీరు అనుకుంటున్నారు? యాజ్ఞవల్క్యుడు, అయ్యా సకలముని కుమారా, నాకైతే ఈ బ్రహ్మ విజ్ఞానము కలదు. అది ఏమంటే నేను దేవతలు మరియు ఆశ్రమముతోనూ ప్రతిష్టతోనూ కూడుకొనియున్న నా చుట్టూ దిక్కుల గురించి నేను ఎరిగి ఉన్నాను. దిక్కుల గురించే కాకుండా దిక్కులలో ప్రతిష్ఠితులై ఉన్న నా యొక్క స్వరూప స్వభావముల గురించి కూడా నేను ఎరిగి ఉన్నాను. దిక్రూపుడనై దిక్కులందు దేవతా రూపముగా ప్రతిష్ఠితుడనై ఉన్నాను. సమస్త సహజీవులను ఆత్మస్వరూపులుగా ఉపాసిస్తున్నాను. సాకల్యుడు, ఓహో, దేవతలు ఆశ్రయములతో కూడిన మీ యొక్క దిక్కుల గురించి మీరు ఎరిగి ఉన్నారా? యత్యది దిశోవేత్థ సదేవ సప్రతిష్ఠ ఇతి సఫలం యది విజ్ఞానం త్వయం ప్రతిజ్ఞాతం. దిక్కులలోని దేవతల ప్రతిష్ఠతల సఫలముల గురించి మీరు ఎరిగి ఉంటే అవి మాకు వివరించి చెప్పండి, చూద్దాం. కిం దేవతో అస్యాం ప్రాచ్యాం దిశ ఆసీత్ ఇతి 5:9:20. ఇప్పుడు మీరు దిక్రూపులై తూర్పు దిక్కున ఏ రూపముగా ఉన్నారు? ఏ దేవతతో కూడి ఉన్నారు? లేదా ఆ దిక్కులో ఆ దేవతను ఏ రూపముగా ఉపాసిస్తున్నారు? లేక తూర్పు దిక్కునందు మీరు ఏ దేవతచే సేవించబడుచున్నారు? అట్టి వివరాలేమైనా ఉంటే మన ఈ సభకు వినిపించండి. యాజ్ఞవల్క్యుడు, నా యొక్క తూర్పు వైపు నందు నేను ఆదిత్య దేవతను ఉపాసిస్తున్నాను. అయితే వేదవాంగ్మయములో ఒక మాట గుర్తు చేస్తున్నాను, సర్వత్రా హి వేదే యాం యాం దేవతాం ఉపాస్తే ఇహైవ తద్భూతస్తాం తాం ప్రతిపద్యత ఇతి. ఈ పురుషుడు ఏ దేవతను ఉపాసిస్తాడో అతడు ఆ ఉపాసన ఫలించినప్పుడు ఇక్కడే ఆ దేవతారూపమును సంతరించుకొనగలడు అని చెప్పబడుతోంది కదా. అందుచేత నేను నా తూర్పు దిక్కునందు ఆదిత్య దేవతను ఉపాసిస్తూ ఆదిత్య దేవతాస్వరూపుడనే అఖండమగు ఆత్మతత్వముగా ప్రకాశించుచున్నాను. నా రుద్రో రుద్ర మర్చతైతి, ఆ ఆదిత్యుడు సూర్యుడు దేనియందు ప్రతిష్ఠితుడైయున్నాడు అని అడుగుతారా? నేత్రమునందు చూపు స్వరూపుడై. సాకల్యుడు, ఓహో, నేత్రమునందు ఆదిత్యుడు ఉన్నారా? నేత్రము అనగా చూపు, విజన్ ఏ కదా. అట్టి మీ చూపు ఎద్దానియందు ప్రతిష్ఠితమై ఉన్నది? యాజ్ఞవల్క్యుడు, నా యొక్క తూర్పునందు ఆదిత్యుని అధిష్ఠాన దేవతగా కలిగియుండి ఆదిత్యుని ఉపాసించువాడనే ఆదిత్య అధిష్ఠాన దేవతను నేనే అయి ఆ నాకు అనన్యమగు ఆదిత్యుడే చూపుగాను ఆ చూపియే కనబడే సమస్త రూపములుగాను ప్రతిష్ఠితమై ఉన్నాను. నా ఆదిత్య చైతన్యమే ఈ దృశ్యములోని సర్వరూపములందు ప్రతిష్ఠితమయ్యున్నది? లేక అస్మత్ ఆదిత్య చైతన్యమే సర్వరూపాత్మకంగా నాచే పొందబడుతోంది? ఈ సమస్తము నా యొక్క ఆదిత్య స్వరూప ప్రదర్శన విన్యాసమే. సాకల్యుడు, ఆహా, మరి ఈ దృశ్యములో కనబడే రూపములన్నీ ఇందులో ప్రతిష్ఠితమై ఉన్నాయి. యాజ్ఞవల్క్యుడు, హృదయమునందు చూచువాడు చూపు చూడబడేది ఆ చూపునందు ప్రతిష్ఠితుడైన అధిష్ఠాన దేవతయగు ఆదిత్యుడు ఇవన్నీ నా హృదయమునందే ప్రతిష్ఠితం అయి ఉన్నాయి. అద్దములో దృశ్యములుగా ఈ సమస్తము నాయందే ప్రతిబింబరూప ప్రదర్శనంగా ఏర్పడి ఉన్నది. ఎందుకంటే రూపములను స్మరించేది వాసనలే కదా. మరియు వాసనలే స్వరూపముగా గల రూపములను స్మరించేది హృదయమే కదా. కాబట్టి హృదయమునందే ఈ రూపములు ఆ రూపములను సిద్ధింపజేస్తున్న సంస్కారములు ప్రతిష్ఠితమై ఉన్నాయి. అంతేకాదు, హృదయమే రూపాకారములుగా పరిణమిస్తోంది. కాబట్టి ఈ జగత్ ఆకార రూపము అధిష్ఠాన దేవత ఆదిత్యుడు. అట్టి ఆదిత్య దేవత ఇవన్నీ కూడా నా హృదయమునందు, ఆ హృదయము ఆత్మయందు ప్రతిష్ఠితమై ఉన్నాయి. అవన్నీ నాకు అనన్యము, వాటికి నేను అనన్యము. దక్షిణ దిక్కు యమోపాసన యమోఆత్మాహం 5:9-21 సాకల్యుడు ఏవం ఏతత్వై యాజ్ఞవల్క్య. మీరు చెప్పినది సరియే. మరి మీ దక్షిణ దిక్కునందు మీరు ఏ దేవతతో కూడుకున్నవారే ఉన్నారు? యాజ్ఞవల్క్యుడు యమదేవతను ఉపాసించువాడను, యమదేవతతో కూడుకున్నవాడను, యమదేవతాస్వరూపుడనుగా కూడా అయి ఉంటున్నాను. అనగా దక్షిణ దిక్కుతో తాదాత్మ్యము చెంది ఉన్న నాకు యముడు దేవత. ఆ యముడు ఆ దక్షిణ దిక్కుతో సహా తనకు కారణమైయున్న సృష్టి వ్యవహార సంబంధమైన మరణమునకు మార్పుకు అధిదేవతగా సృష్టి అనే యజ్ఞమునందు ప్రతిష్ఠితుడై ఉన్నారు. యజ్ఞయాగ వామ్మేపరముగా మనము ఇక్కడ చెప్పుకోవాలంటే, ఋత్వికులు యజమాని చేత యజ్ఞము చేయించటానికి ప్రారంభిస్తారు కదా. అప్పుడు దక్షిణ దిక్కు యజ్ఞమునకు కార్యక్రమ స్థానము కాబట్టి ఆ యమదేవుని సర్ అంగ సపరివార సపత్ని సాయుధ సమేతంగా ఆహ్వానించి పూజించి ఋత్విక్కులకు దక్షిణ ఇచ్చి, అప్పుడు దక్షిణ దిక్కులో యజ్ఞ పరికరాల వినియోగము కొరకు, యజ్ఞవిధుల నిర్వహణ కొరకు కూర్చోబెడతారు. ఓ శాకల్య, ఇప్పుడు తర్వాతి ప్రశ్నకు వద్దాము. కస్మిన్ను యజ్ఞః ప్రతిష్ఠితః? ఆ యజ్ఞము ఎందులో ప్రతిష్ఠితమయ్యున్నది? దక్షిణ ఎందు. ఎందుకంటే దక్షిణతో ఆ యజ్ఞమును యజమాని ఋత్విక్కుల నుండి నిర్వహణను కొనుగోలు చేయుచున్నాడు కాబట్టి. మరి దక్షిణ యొక్క కార్యక్రమమంతా ఎందులో ప్రతిష్ఠితమయ్యున్నది? శ్రద్ధ, ఇంట్రెస్ట్, ఇన్వాల్వ్మెంట్, రిస్పెక్ట్ టు టాస్క్ ఎందు. శ్రద్ధ అంటే మరొక్క మాటగా చెప్పుకోవాలంటే, ఒకటి నేను ఇవ్వాలి అనే కోరిక, అటెంప్టెసన్ టు గివ్ టు అదర్జ్ టు ద వర్ల్డ్ ఆన్ టు ఓల్మైటీ. 2 సమాధానము, భక్తి, ప్రేమ. 3 ఆస్తిక్య బుద్ధి. వేదవచనములందు, వేదవాక్యములందు, వేద విధి విధానములందు విశ్వాసము. ఈ విధంగా శ్రద్ధ దక్షిణేందుకూడా ప్రతిష్ఠితమైయున్నదని అంటారు. ఒకడు శ్రద్ధ ఉంటే కదా దక్షిణ ఇచ్చేది. శ్రద్ధయే అసలైన దక్షిణ. శ్రద్ధకు ఉత్పత్తి, ఉనికి, స్థానము ఏది? హృదయము. శ్రద్ధ అనేది ఈ జీవునికి కాలుచేయి ముక్కు వలె బాహ్యమైన అంగము వంటిది కాదు. మరి హృదయములో బుద్ధిచే ఏర్పడే వృత్తియే శ్రద్ధ. బుద్ధి వృత్తి మనస్సుతో ఇష్టము నిర్వర్తించాలనే తపన, ఈ మూడు కలిసి హృదయములో ఏర్పడు హృదయాకాశాంతర్గత వీచికలు. అవియే శ్రద్ధ యొక్క రూపము. మరి హృదయము ఎక్కడున్నది? ఆత్మయందు. ఆత్మ అనగా ఎవ్వరు? త్రికాములకు, జాగ్రత్, స్వప్న, సుషుప్తి రూప త్రిదశలకు సాక్షినగు నేనే. కనుక దక్షిణ దిక్ దేవత యగు యముని అధిదేవతగా ఉపాసిస్తూ, అధిదేవతను నేనే అయి దక్షిణ దిక్కును ఆత్మగా ఆక్రమించిన వాడనే ఉంటున్నాను. సాకల్యుడు చాలా బాగా నిర్వచించి చెప్పుచున్నారు. మీరు చెప్పినది యథార్థమే. అద్దానిని ఎట్లా విమర్శించాలి అనుదానికి తరువాత వద్దాము. ప్రతీచి పడమర దిక్కు వరుణదేవోపాసన వరుణదేవోహం. మీకు పడమర దిక్కుగా మీరు ఏ దేవోపాసన చేస్తున్నారు? ఓ యాజ్ఞవల్క్య, మీరు మీకు చెందిన ఏ దేవతతో కూడుకున్నారు? ఆ దేవత యద్దాని యందు ప్రతిష్ఠితమై ఉన్నారు? యాజ్ఞవల్క్యుడు, పడమర దిక్కునందు నాకు వరుణదేవుడు అధిష్ఠాన దేవత అయి ఉన్నారు. జలములందు వరుణదేవుడు కార్యస్వరూపులే ఉన్నారు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే జలము శ్రద్ధ నిశ్చయములకు ప్రతీక. జలము ఎందులో ప్రతిష్ఠితమయ్యున్నది? సృష్టికర్త ప్రజాపతి యొక్క రేతస్సునందు. రేతస్సు నుండే ఆయా ధర్మములతో కూడిన జలములు సృష్టించబడుచున్నాయి అనునది శృతివాక్యం. అందుకే జల సంప్రోక్షణతో ఆధ్యాత్మిక దైవిక ఉపాసన కార్యక్రమములు జనులు ప్రారంభిస్తున్నారు. రేతస్సు ఉత్సాహము, ఇంద్రియములను నడిపించు ప్రోత్సాహకము. మరి రేతస్సు దేనియందు ప్రతిష్ఠితమయ్యున్నది? హృదయమునందు. రేతస్సు హృదయము యొక్క కార్యము, ఎగ్జిక్యూషన్ అయి ఉన్నది. సృష్టి పట్ల సంకల్పాభిలాష హృదయము యొక్క వృత్తియే. అందుకే పుత్రుడు తన స్వరూపమే అని తాంత్రికి శృతులచే చెప్పబడుచున్నది. ఆత్మా వై పుత్రః, బంగారము నుండియే బంగారపు కుండలము రూపుదిద్దుకుంటున్నట్లుగా తండ్రి నుండి పుత్రుడు రూపుదిద్దుకుంటున్నాడు. జీవాత్మ పరమాత్మ యొక్క అంశయే అనునది రహస్యార్థము. అట్టి రేతస్సు హృదయము నందే ప్రతిష్ఠితమయ్యున్నది. హృదయము ఆత్మస్వరూపమే అయి ఉన్నది. కనుక జలదేవత యగు వరుణుని మమాత్మస్వరూపముగా భావిస్తూనే అధిష్ఠాన దేవతగా కూడా ఉపాసన చేస్తూ ఉన్నాను. ఉత్తర దిక్కు సోమదేవత సోమదేవోహం యాజ్ఞవల్క్యుడు ఓ శాకల్యముని. ఇక నా ఉత్తర దిక్కు గురించి వినండి. ఉత్తర దిక్కు నందు సోముడు చంద్రుడు నాకు మమాత్మస్వరూపుడు ఆరాధ్య దేవత కూడా అగుచున్నారు. అట్టి అధిదేవతయగు ఉత్తర దిక్ దేవత దీక్ష డిటర్మినేషన్ నందు ప్రతిష్ఠితుడయున్నాను. నా యొక్క దీక్ష అయినట్టి దైవీరూపమే సోముడు. యజ్ఞములో సోమదేవత చంద్రుడు కలిపి మంత్రములు చెప్పబడుచున్నాయి. దీక్షను స్వీకరించిన యజ్ఞము చేయు యజమాని యొక్క మనస్సు చంద్రాధిదేవత దివ్య రూపము. దీక్షయే నాకు ఉత్తర దిక్కుగా ఆత్మయందు విస్తారితమయ్యున్నది. దీక్ష దేనియందు ప్రతిష్ఠితమయ్యున్నది? సత్యమునందు. దీక్ష యొక్క ఆశయము ఉద్దేశ్యము సత్యమును ఆశ్రయించటమే అయి ఉన్నది. విజ్ఞులు నాయనలారా, సత్యమునే పలకాలిసుమ అని జనులందరినీ నిర్దేశిస్తున్నారు. ఎందుకు? కారణరూపము అయినట్టి సత్యము చేయిజారిందా? కార్యరూపమైన దీక్ష కూడా చేయి జారగలదని వారి ఉద్దేశ్యము కాబట్టే. అట్లా కాకుండా ఉండాలనే దీక్షను విడవకండి అని చెప్పుచున్నారు. సరే, ఇక సత్యము యద్దానియందు ప్రతిష్ఠితమయ్యున్నది అనునది మేము గమనించాము. హృదయమునందు అను సమాధానము పొందాము. ఎందుకంటే ఈ పురుషుడు జీవుడు సత్యమును తెలుసుకునేది హృదయముతోనే కదా. ఆ హృదయమునకు స్థానము ఆత్మయే. ఆత్మ మీకు నాకు కూడా స్వస్వరూపమే. ఆత్మయగు నేను సోమదేవుని అధిష్ఠానదేవతగా ఉపాసిస్తూనే ఆ సోమదేవతను ఆత్మకు అభిన్నముగా లేక నేనే అని కూడా దర్శిస్తున్నాను. నా ఉపాసన దైవము నేనే అయి ఉన్నాను కూడా. అనగా నా యొక్క సహజ నిజాత్మయే నాకు ఉపాసన వస్తువుగా అగుపిస్తున్నది అగుచున్నది కూడా. ఊర్ధ్వదిక్ అగ్ని ఉపాసనాదేవత అగ్ని దేవోహం. సాకల్యుడు ఓ యాజ్ఞవల్క్య, మీరు ఇప్పటిదాకా చెప్పుచున్నదంతా యథార్థమే. ఇంకా కూడా చెప్పండి. మీ యొక్క ఊర్ధ్వదిక్కుగా మీరు ఏ దేవతను కలిగియున్నారు? ఆ దేవత యద్దానియందు ప్రతిష్ఠితమయ్యున్నది. యాజ్ఞవల్క్యుడు, నా యొక్క ఊర్ధ్వమున పైన ఊర్ధ్వ దిక్కునందు అగ్నిదేవుని ఉపాసనా దైవముగా కలిగియున్నాను. అట్టి అగ్ని వాక్కు నందు ప్రతిష్ఠితమయ్యున్నది. అగ్ని యొక్క తేజస్సు చేతనే వాక్కు ప్రవర్తిస్తోంది. అందుచేతనే దేహమునందు ఉష్ణము పడిపోవుచుండగా ముందుగా నోటి మాట బలహీనమైపోవటము మాట పడిపోవటము జరుగుతూ ఉంటుంది. అగ్నిదేవుని శక్తిచేత మనము వేదశబ్దములను స్తోత్రములను పలుకగలుగుచున్నాము. ఇక వాక్కు యద్దాని యందు ప్రతిష్ఠితమయ్యున్నది. బుద్ధి యందు. బుద్ధియో హృదయ రూపము. హృదయమునందు. హృదయమో ఆత్మయందు. ఈ విధంగా నేను ఉపాసించే అగ్నిదేవుడు ఊర్ధ్వ రూపమున ఉండి నేను సమర్పించు స్తోత్రములు స్వీకరిస్తూ ఉన్నారు. ఆయన నా ఆత్మయే. ఆత్మకు అభిన్నుడనే అగ్ని స్వరూపుడనే విరాజిల్లుచున్నది నేనే. అగ్ని దేవునిగా ఊర్ధ్వమున ఆత్మగా ప్రకాశమానమగుచున్నాను. అట్లు ఆత్మగా భావిస్తూ ఆత్మదేవునిగా కూడా ఉపాసిస్తున్నాను. ఉపాసన సహాయంగా అగ్నితో స్వాభావికమగు మమేకత్వము సిద్ధించుకుంటున్నాను. తత్ర యాజ్ఞవల్క్య సర్వాసు దిక్షు విప్రసృత్ ఏన హృదయన సర్వాదిశ ఆత్మత్యేన అభిసంపన్నః. ఇట్లా పలుకుచూ పలుకుచూ ఆ యజ్ఞవల్క్యుడు దిక్కుల నిండా బుద్ధి రూపహృదయమును వ్యాపింపజేశారు. హృదయము ద్వారా ఎనిమిది దిక్కులందు ఊర్ధ్వమధో భాగములందు తన యొక్క సోహం ఆత్మరూపముతో నింపివేశారు. ఈ నామరూపాత్మకమైనదంతా తన ఆత్మత్వముతో మమేకము చేసి పూర్ణము చేసివేశారు. లోకములు లోకస్థులు లోకేశులు ఆలోకములు విలోకములు అన్నీ తానే తాను వాటికి మూలవిరాట్టు అయి ఆత్మ ఘనీభూతత్వము ఆస్వాదించసాగారు. ఇప్పుడు ఆదిత్య యమ వరుణ వాయు అగ్ని ఇత్యాది దేవతలు వారివారి ప్రతిష్టలతో సహా ఆత్మరూపములే విలాసిల్లారు. వారు తనకు తాను వారికి ఆత్మాయి ఆయన అఖండాత్మ స్వరూపుడు అయ్యారు. తూర్పు వైపుగా ఉన్నదంతా యాజ్ఞవల్క్యునికి ఆతని హృదయరూపము అయింది. దేవతలు వారి మహిమలు కార్యక్రమములు వారివారి ప్రతిష్టాస్థానాలు అంతా యాజ్ఞవల్క్యునికి స్వహృదయమై స్వస్వరూపాత్మాయి కేవలమై పరమై దివ్యమై ఆస్వాదించబడసాగాయి. దిక్కులన్నీ ఆయన హృదయరూపములే అయ్యాయి. హృదయగము హృదయమునందే అవన్నీ ఉండినవి అయికూడా ఉండసాగాయి. ఊర్ధ్వ దిక్కుతో సహా దిక్కులన్నీ వాటివాటి సమస్త నామములతో సహా ఆయన యొక్క ఓంకారోచ్చారణ రూపమగు వాకింద్రియము ద్వారా హృదయరూపమును బుద్ధరూపమును ఆత్మరూపమును సంతరించుకున్నాయి. ఆహా, ఈ జగత్తంతా కూడా నామము రూపము కర్మ, ఇంత మాత్రమే కదా అని ఎరుగుచు ఆ సభలోని యోగజ్ఞానజులగు ఆత్మంజులు ఆ యాజ్ఞవల్కిని పూర్ణాత్మానుభవమంతా మౌనముగా గమనిస్తూ ఆనందముతో కూడిన ఆశ్చర్యము పొందసాగారు. లోకముల లోకస్థుల లోకేశుల స్వస్వరూపానుభవమును గమనిస్తూ ఆశ్చర్యము పొందసాగారు. ఆయన పట్ల లోకముల లోకస్థుల లోకేశుల ఏకత్వమును గమనించసాగారు. ఇది ఇట్లా ఉండగా శాకల్యుడు యాజ్ఞల్కిని ఒక భౌతికరూపధారునిగా మాత్రమే చూస్తూ ఇట్లా ప్రశ్నించసాగారు. శాకల్యుడు, ఓ యాజ్ఞవల్క్య, ఇప్పుడు మిమ్ములను ఒక అతి ముఖ్యమైన విషయము గురించి ప్రశ్నిస్తున్నాను. యాజ్ఞవల్క్యుడుగా మీరు ఇప్పుడు ఉన్నదెక్కడ? మీ యొక్క తూర్పు పడమరుత్తర దక్షిణాలు ఈశాన్య వాయువ్య నైరుతి ఆగ్నేయాలు ఊర్ధ్వ అధో ఈ దిక్కులన్నీ ఎక్కడున్నాయి? మీ అధిష్టాన దేవతలు ఏ మూలలలో ఉన్నారు? ఆ అధిష్టాన దేవతల కర్మ క్రియా విశేషాలన్నీ ఎక్కడెక్కడ జరుగుచున్నాయి? మీ హృదయము ఏ స్థానము ఆక్రమించుకుని ఉన్నది? ఆత్మ ఉన్నది ఎక్కడా? మీరు ఎక్కడున్నారు? ఇవన్నీ ఒక్కొక్కటిగా వివరించి చెప్పండి. యాజ్ఞవల్క్యుడు అతి మూఢము కూపస్థమండుకము నూతిలో కప్ప వంటిది అగుభౌతిక భావనతో కూడిన దేహదృష్టిని మూర్ఖముగా పట్టుకుని ఉండి వదలుటకు సిద్ధము కానట్టి ఓ అతిమూఢుడా! అహల్లిక, దున్నపోతు స్వభావుడా, మరొక్కసారి చెప్పుచున్నాను, విను. యత్ర యస్మిన్ కాలే ఏతత్ హృదయం ఆత్మస్య శరీరస్య అన్యత్ర క్వచిత్ దేశాంతరే అస్మత్ అస్మత్తో వర్తత ఇతి మన్యసే మన్యసే యద్ధీయ దేహి ఏతత్ హృదయం అన్యత్ర అస్మత్యాత్ భవేత్ శానో వైనత్ శరీరం తదా అద్యహ వయాంసి వా పక్షిణో వైనద్విమధీరన్ విరోడయహ ఉర్వి కర్హేరన్ ఇతి. ఏ సమయంలో నీవు హృదయము ఈ నా శరీరమునకు వేరొక్క చోట ఎక్కడో ఉన్నది అని తలుస్తావో ఆ మరుక్షణం నీ భౌతిక దేహము కుక్కలకు నక్కలకు పక్షులకు ఫలహారముగా అవటానికి మాత్రమే అర్హమగుచున్నది. కాబట్టి మిత్రమా, హృదయము శరీరమునందే ప్రతిష్ఠితము అయి ఉన్నదయ్యా. ఈ శరీరము పేరు ఆహారము కర్మలు ఈ మూడే స్వరూపముగా కలిగి ఉన్నది సుమ. అందుచేత శరీరమునందే హృదయమున్నది, హృదయమునందే శరీరము ఉన్నది. ఏ భావనకైనా కూడా దాని జనన స్థానము హృదయమే. శరీరము అనగా శరీరభావన అని గమనించు. శాకల్యుడు, సరే, అవన్నీ ఒప్పుకున్నాంలేండి. అసలు విశేషానికి వద్దాము. మీ శరీరము హృదయము దేనిలో ప్రతిష్ఠితమై ఉన్నాయి? యాజ్ఞవల్క్యుడు ప్రాణవాయువు నందు. సాకల్యుని ప్రశ్న యాజ్ఞవల్క్య సమాధానము ప్రాణవాయువు. అపానవాయు నందు ప్రతిష్ఠితమై ఉన్నది? అపానవాయువు. వ్యానవాయువునందు? వ్యానవాయువు. ఉదానవాయువునందు? ఉదానవాయువు. సమానవాయువునందు? ఇందుకొరకు యాజ్ఞవల్క్యుడు, శరీరము హృదయము పంచ ప్రాణములు ఇవన్నీ కూడా ఒకదాని యందు మరొకటి ప్రతిష్ఠితమై కలిసియుండి విజ్ఞానమయుడగు జీవుని అనుభవము అను ప్రయోజనము కొరకే ఒకనొక నియమబద్ధమైన తీరుగా ప్రవర్తిస్తున్నాయి. ఇక బ్రహ్మము అనగా ఏది అనే ప్రశ్నకు వస్తే, ఆకాశము వాయువు ఇత్యాది పంచభూతములు దేని కారణంగా బికాజ్ ఆఫ్ వాట్ నియమబద్ధములే ఉన్నాయో, అవన్నీ దేనియందు పడుగుపేక వలె ప్రతిష్ఠితమై వ్యాపించియున్నాయో అది ఆత్మ లేక బ్రహ్మము అని మనము నిర్ధారించుకోవలసి వస్తుంది. చెప్పుకోవటానికి ఆత్మ విషయమే కానప్పటికీ చెప్పుకొని మమేకము కాగలిగినట్టిది ఆత్మ. బ్రహ్మమునకు వాస్తవానికి దేహ ఇంద్రియ ప్రాణ మనో వ్యాపారములతో విత్ ఫిజికల్ అండ్ థోట్ రిలేటెడ్ ఫంక్షన్స్ సంబంధము లేదని నటుడి వ్యక్తిగత బయట వ్యక్తిత్వము నాటకములోని పాత్ర యొక్క హావభావ సంబంధములు ఇత్యాదుల వలె మనము గమనించాలి. అప్పుడిక బ్రహ్మము గురించి ఇట్లా వివరించుకోవచ్చును. బ్రహ్మము యొక్క విలక్షణ లక్షణములు ఇది కాదు, ఇది కాదు. నేతి నేతి వాక్యముచే సర్వము నిషేధించబడగా ఇక ఈ జీవుని విషయమై నిషేధించబడజాలక శేషించి ఉన్నట్టిది. జన్మలకు కర్మలకు మొట్టమొదటే ఉండినట్టి కాబట్టి ఆది శేష్యము. శరీర ధర్మములనన్నీ అధిగమించి ఆత్మ అను పేరుతో చెన్నందుచున్నట్టిది. దృశ్య విషయము వలె ఇంద్రియములతో ఒక విషయముగా గ్రహింపలేనట్టిది. శరీరము వలె శిథిలము కానట్టిది, అతిసూక్ష్మమైనట్టిది. శరీరము వలె ఆకారము లేనట్టిది. కదిలే దేహమునకు ఆకారము ఉన్నది కాని కదిలించే దేహికి ఆకారమెక్కడిది? ఆత్మ నిరవయము, అందుచేత దేనితోనూ సంగము లేనట్టిది. మనస్సు సుఖదోహఖములు పొందుచుండవచ్చుగాక, ఆత్మ సుఖదోహఖములతో సంబంధములేనట్టిది. ఆత్మకు పట్టుకోబడటము శిథిలమవటము తగులుకొనటము అనే ధర్మాలు లేవు కాబట్టి ఆత్మహింసనుగాను వినాశనముగాని పొందదు. ఉపనిషత్తులు శృతి ప్రశ్న ప్రతివచనము గాథ మొదలైనవి చెప్పుచూ క్రమంగా ప్రక్కన ఉంచి చిట్ట చివరిగా ఆత్మను సాక్షాత్తుగా సుస్పష్టము చేయుచున్నాయి. ఆత్మ సర్వదా ఈ భూమి ఆకాశము మొదలైన ఎనిమిది స్థానములను, అగ్నిలోకము వాయులోకము మొదలైన ఎనిమిది లోకములను, అమృతము మొదలైన ఎనిమిది దేవతలను, శరీరము మొదలైన ఎనిమిది పురుషులను, స్వస్వరూపమును ఆత్మరూపముగా అధిగమించినదే ఉన్నది తత్వమేవ. అట్టి ఆత్మవే నీవై ఉన్నావయ్యా. అందుకు నీ సందేహాలను ఆయా ఉపాయములచే తొలగించుకో అనునదే ఉపనిషత్ వామ్మేసారము. ఉపనిషత్ వాణి: ఓ సాకల్య ముని, ఇప్పుడు మిమ్ముల ఉపనిషత్తులచే ప్రవచనము చేయబడుచున్న ఆత్మ గురించి కొన్ని విషయాలు అడుగుచున్నాను. మీరు సమాధానము చెప్పండి. మీ స్వస్వరూపమగు ఆత్మ సర్వదా అమృతము, అఖండము, అప్రమేయము, సర్వము, నిత్యము, సర్వదేవతా స్వరూపము, అనంతము అని మీరు ఎరిగి ఉన్నారా? లేదా సాకల్యుడు, మీరు చెప్పే మాటలన్నీ ఎవరికి తెలియదు, మేము చాలాసార్లు వల్లించినవే, క్రొత్తగా మీరు చెప్పేదేమున్నది? యాజ్ఞవల్క్యుడు, మీ ఆత్మ యొక్క తత్వమేమిటో మీరు ఇప్పుడే ఇక్కడే గమనించండి. కేవలము ప్రశ్నలు అడుగుట కొరకే ప్రశ్నలు అడుగుచున్నారా? ఆత్మ గురించి తెలుసుకోవటానికి కాకుండా కేవలము ఎదుటివారిని ఆత్మ గురించి తెలియదు అని 10 మందికి చెప్పటానికి ఉద్దేశిస్తున్నారా? నాకు ఆత్మ గురించి తెలియదు లేక అనుభవమవటం లేదు, నాకు చెప్పే వారికి కూడా ఏమీ తెలియదు, వారికే అనుభవమవటం లేదు అని ఊరుకోదలుచుకున్నారా? ఎవరినైనా సరే ఈ విషయములో వీరిని బ్రహ్మము గురించి తెలియదు అని నిరూపించి పరిహాసము చేయాలని ఆశయము దృఢంగా కలిగి ఉంటాను అని భావిస్తూ ఉన్నారా? ఆత్మజ్ఞానము కలిగి ఉండక ఆత్మజ్ఞానమును ఆత్మజులను తక్కువ చేయటమే మీ బుద్ధి లక్ష్యముగా కలిగి ఉంటే మాత్రం ఈ దేహము బంధమే. సాకల్యుడు, అవును, నేను ఎంతటివారినైనా సరే పరబ్రహ్మము గురించి వారు చెప్పేది తప్పు అని నిరూపించగలిగాను. ఈ విషయంలో నాతో ఎవ్వరు సాటిరారు. బ్రహ్మము గురించి తెలియదు, తెలిసేది కాదు కూడా. అందుకే బ్రహ్మజ్ఞానులుగా చెప్పబడేవారిలో లోపములు గమనిస్తూ ఉంటాను. యాజ్ఞవల్క్యుడు, అట్లాగా మీ యొక్క సర్వాత్మత్వము పట్ల మీరు విద్యార్థి అయి ఉద్యమించే యత్నములో ఉండనప్పుడు ఏమీ పఠించి ఏమీ ప్రయోజనము? ఎవరికీ ఏమీ తెలియదు తని చెప్పుచూ కేవలము తర్కవితర్కములకే సిద్ధమగుచు సత్యమును ఎరుగుటకు సంసిద్ధులవనప్పుడు పఠించేవి వినేవి వృధా. అట్టి మూర్ఖత్వమునకు ప్రతిగా తలతెగి నేల కూలగలదు సుమా. ఇది సత్యము. పరమాత్మ పట్ల ఇష్టదేవము పట్ల నాకు వేరు అనుభావన అన్యము అనుభావన ఉంటే అది క్రమముగా మమేకత్వమునకు దారితీయుగాక. ఇప్పటికీ దైవము వేరు, గురువు వేరు, దేహము వేరు, నేనువు వేరు, నీవు వేరు అనునది వదలకపోతే, జీవబ్రహ్మైక్యమును స్పృశించకపోతే అసత్యమును ఆశ్రయించుటచే తలతెగగలదు. గమనించెదరుగాక. సాకల్యుడు ఆ మాటలను తిరస్కార ఎగతాళి ముఖ కవళికలతో వింటూ ఉండసాగారు. యాజ్ఞవల్క్యుడు ఈ వాక్కు ప్రకటించగా ఆత్మస్వరూపము గురించి జీవబ్రహ్మైక్యత్వము గురించి ఏమాత్రము పరిశీలించనివాడు అవటంచేత శాస్త్ర పాండిత్యమునకు మాత్రమే పరిమితమవటంచేత ఆ శాకల్యుని తల అందరూ చూస్తూ ఉండగా నిజంగానే ప్రమాదవశంగా త్రెగి నేలవాలింది. భిన్నమైపోయిన శాకల్యుని శరీరమును చూచిన అతని శిష్యులు అతని శరీరమును శ్మశాన వాటికకు తీసుకుపోయారు. ఊర్ధ్వలోకము కలుగటానికిని ఆయన అస్థికలను నిమజ్జనము కొరకే తీసుకొనిపోవుచుండగా కొందరు దొంగలు ఆ శిష్యుల ధనముతోబాటు అస్థికలను కూడా దొంగిలించుకుపోయారు. అవును, బ్రహ్మజ్ఞులను అవమానించరాదు కదా. ద్వేషము ప్రకటించి ఈ మూర్ఖుడగు సాకీడు కుతిక్కాయ మీదకు తెచ్చుకున్నాడే పాపము అని అక్కడి వేద వేదాంగవేత్తలు తమలో తాము అనుకున్నారు. యాజ్ఞవల్క్యుడు, ఓ పూజనీలగు బ్రాహ్మణులారా, బ్రహ్మతత్వజ్ఞులారా, ఆత్మతత్వమును ఎరిగిన మహనీయురాల, ఆత్మతత్వమును అక్షర బ్రహ్మతత్వమును తిరస్కరభావముతో చూడకూడదని ఈ శాకల్యముని స్వయముగా నిరూపించినట్లేనది. అయ్యలారా, ఇంకను బ్రహ్మము గురించి ప్రశ్నించ తలచారా? దయచేసి ప్రశ్నించవచ్చును. మీలో ఏ ఒక్కరైనా గాని అందరూ కలిసి గానికూడా ప్రశ్నించవచ్చు. అట్టివారిని నేను కూడా పరబ్రహ్మము గురించి ప్రశ్నించెదను. ఆ ప్రశ్నించువారు స్వస్వరూప సంబంధమైన అవగాహనను అనుభూతిని సమాధానముగా చెప్పెదరుగాక. లేదా నేను చెప్పిన దానిలో దేనినైనా అంగీకరించకపోతే ఆత్మజ్ఞానమునకు సత్యమునకు మీ దృష్టిలో వ్యతిరేకంగా కనబడితే మీరు ముందుకు వచ్చి మాట్లాడవచ్చును. నేను వినమ్రుడనే లోపములను సరిదిద్దుకోవటానికి సంసిద్ధము. యాజ్ఞవల్క్యుని ఆ మాటలు సభలోని వారందరూ విన్నారు. ఎవ్వరూ ఏ సమాధానము చెప్పక అందరూ మౌనము వహించారు. యాజ్ఞవల్క్యుడు, ఈ సభలోని వారందరూ కూడా, వారు ఎరిగినా ఎరుగకున్నా సర్వదా పరబ్రహ్మస్వరూపులే. ఇది మీరంతా ఎరిగిన విషయమే. అంతేకాదు, ఈ సభలో మహనీయులెందరో ఆత్మానంద స్వరూపులే ప్రకాశించుచు నిరహంకారులై ఈ కార్యక్రమమునకు మౌనము ఆనందముగా చిద్విలాసముగా దర్శించుచున్నారను విషయము నేను ఎరిగియే ఉన్నాను. ఈ సభలోని వారందరికీ పేరు పేరున ఆత్మభావనతో నమస్కరిస్తున్నాను. నాకంటే ఎంతగానో ఆత్మతత్వానుభవమును ఆస్వాదించుచు వేంచేసియున్న ఈ సభా సరస్వతికి త్రిపదక్షిణ పూర్వక నమస్కారములు. ఈ జనక మహారాజు బ్రహ్మతత్వమును మరింతగా నిరూపించటానికే ఈ సభను ఉద్దేశించారు. అందుచేత నేను వారికి ఈ సభలోని వారందరికీ నమస్కరిస్తూ మమాత్మస్వరూపులుగా భావించి ఆనందిస్తున్నాను. మీ అందరినీ మా ఆశ్రమమునకు గోవులను దానము చేసిన యజ్ఞకర్తలుగా మాత్రమే భావిస్తున్నాను. మీ అనుజ్ఞ అయితేనే ఆ గోవులు మా ఆశ్రమునకు చెందినవవుతాయి. బ్రహ్మము గురించి ప్రశ్నించండి అని మిమ్ములను అందరినీ అడిగాను, కాని ఎవ్వరూ ప్రశ్నించటము లేదు. ఇంతమాత్రము చేత మీరు అక్షర పరబ్రహ్మమును ఎరుగరని నేను భావించటము లేదు. అది తర్కవితర్కములకు విషయము కాదని గురువుల వాక్యము కదా. అందుచేత మీరు మౌనం వహించారు. అందుచేత మీరంతా నాచే నమస్కరించబడుచున్నారు. మీ అందరికీ మరల మరల ఆత్మస్వరూప నమస్కారములు సమర్పిస్తూ విషయసారముగా ప్రశ్నపూర్వకమైన ఆత్మతత్వ చమత్కారమును ఈ చెప్పబోవు విశేషములతో సమీక్షిస్తున్నాను. వినండి. యాజ్ఞవల్క్యవచ భౌతిక శరీరాకృతి కలిగినట్టి ఈ పురుషుడు జీవుడు స్వతహగా పరబ్రహ్మ స్వరూపమే. పరబ్రహ్మమే సర్వదేహములలో దేహిగా ప్రకాశించుచున్నది. ఇది బ్రహ్మజులందరికీ అనుభవైకవేద్యమగు వాక్యమే. ఇక ఈ భౌతికదేహము ఒక ఫలవృక్షముతో పోల్చవచ్చును. వృక్షమునకేమో బెరడు, తొక్క, రసము, బంక, నార, చేవ, కొయ్య ఇవన్నీ ఉంటాయి. దేహములో చర్మము, రక్తము, మాంసము, నరములు, మజ్జ, బొమికలు మొదలైనవన్నీ ఉంటాయి. ఒక వృక్షమును ఖండించామనుకోండి, అప్పుడు మరల ఆ మొదలు నుండి క్రొత్త కొమ్మలు పుట్టుకొస్తున్నాయి. కాని మృత్యువుచే శరీరము మింగబడిందనుకోండి, అది నశించిపోతోంది. మరి ఈ జీవుడు మరణానంతరము ఏ మొదలు నుండి తిరిగి పునర్జన్మ పొందుచున్నాడు? మీలో ఎవ్వరైనా పలుకవచ్చును. సభికులలో ఎవ్వరూ ప్రత్యుత్తరమీయలేదు. అప్పుడు యాజ్ఞవల్కిడే సంభాషణ కొనసాగించసాగారు. యాజ్ఞవల్కిడు, ఆ మరణించిన శరీరములోనించి మరొక శరీరం వస్తోందా? లేదు కదా. జీవించి ఉన్నవానిలో రేతస్సు ఉంటుంది, కాని మరణించినవానిలో ఉండదు కదా. మరి తదనంతర దేహము ఆ జీవునికి ఇట్లా లభిస్తోంది. కనుక ఓ మిత్రులారా, అస్సలు ఈ సమస్తమునకు మూలము ఏది? మరణించిన ప్రాణి జీవుడు తిరిగి పుట్టడు అని ఎవ్వరైనా అంటారా? జీవులందరూ మరణించిన తరువాత ఇక మరల పుట్టరు అని అనదలుచుకుంటే, అప్పుడు అందరి పట్ల మృత్యువు సమానమే కాబట్టి చేసిన పుణ్యపాపములు నశిస్తాయని, చేయని పుణ్యపాపములు ఫలిస్తాయని అనవలసి వస్తుంది. అట్లా ఎవ్వరైనా మరణానంతరము పుణ్యపాప ఫలములు కూడా నశిస్తాయి అని అనలేరు కదా. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభమశుభం అని కదా నానుడి. ఒకడు ఒక వస్త్రము చొక్కా త్యజించి మరొక వస్త్రము ధరిస్తూ ఉన్నాడు కదా. అదే రీతిగా మరణించినవాడు తన పుణ్యపాప ఫలములు అనుభవించటానికి మరల జన్మిస్తున్నాడు అని అందరము ఒప్పుకోక తప్పదు. లేదా కర్మ సిద్ధాంతములనే తిరస్కరించాలి. మరణించిన మనుష్యుడు ఏ మూల నుండి తిరిగి పుణ్యపాప ఫల భోగముల కొరకై జన్మిస్తున్నాడు? ఇది మనలో ఎవ్వరైనా చెప్పవచ్చును? మరణించిన పురుషుని తిరిగి పుట్టించుచున్నదెవ్వరు? ఇది నా ప్రశ్న. పుట్టియే ఉన్న నా గురించి ఎవరి వలన అని ప్రశ్నించటమెందుకు అంటారేమో. పుట్టుబోవువాళ్లు ఎవ్వరితో పంపబడి పుట్టుచున్నారో చర్చనీయాంశమే కదా. మరణానంతరము ఏమి అగుచున్నదో, మరొక దేహము ఎట్లు వస్తున్నదో మనమంతా పరిశీలించవలసిందే కదా. అక్కడి సభలోని వారు యాజ్ఞవల్కిని ప్రశ్నలు విన్నారు. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయారు. మరణించినవాడు తిరిగి దేనివలన ఎక్కడి నుండి పుట్టుచున్నాడు అనే ప్రశ్ననుగాని, ఆ ప్రశ్నకు సమాధానముగాని వారిలో కొందరు పరిశీలించి యుండలేదు. మరికొందరు ఆత్మోపమ్యవ సర్వత్రా అని ఎరిగియే చెప్పనిచ్చేదముగాక అని మౌనము కొనసాగించారు. ఇంకొందరు యాజ్ఞవల్కిని సమాధానము కొరకే ఉత్సుకతతో వేచున్నారు. సమస్తమునకు కారణము ఏ విధంగా పరబ్రహ్మము చెప్పటానికి సభికులెవరూ సిద్ధముగా లేకపోయిరి. జన్మకర్మలకు ఆవల గల జీవుని యొక్క పరస్వరూపము గురించి వారు చెప్పటం జరగనేలేదు. అప్పుడు యాజ్ఞవల్కిడు, సమస్తము స్వస్వరూపాత్మ యొక్క క్రీడా రూపమగు భావనా విలాసమే అని సిద్ధాంతీకరించారు. అప్పుడు అతో బ్రహ్మిష్ఠత్వాత్ ధృతా గావః యాజ్ఞవల్క్యేన జితా బ్రాహ్మణాః. సభలోని బ్రహ్మవేత్తలను యాజ్ఞవల్క్యుడు జయించిన వాడగుటచే గోవులను గెలుచుకున్నారు. ఇతి అఖ్యాయిక విజ్ఞానం ఆనందం బ్రహ్మ. బ్రహ్మము యొక్క విజ్ఞాన ఆనందములే సర్వమునకు కారణము, సమస్తమునకు మూలము ఆ బ్రహ్మవస్తువే. ఈ జీవుడు స్వతహగా బ్రహ్మమే. ఆ పరబ్రహ్మమే కర్మలు చేయవారికి కర్మ ఫలప్రదాత కూడా. బ్రహ్మనిష్ఠుడైన బ్రహ్మవేత్తకు బ్రహ్మమే సర్వము, సర్వోత్కృష్టమైన ఆశ్రయము కూడా. విజ్ఞాన ఆనందమయ బ్రహ్మమే విధి విధానము నిషేధములను కల్పించుకుని కథారచయిత వలె జగత్కథను వ్రాసి వినోదించుచున్నది. తిరిగి ఉపసంహరించుకొని తనయందే లయింపజేసుకుంటోంది. ఇతి నవమో బ్రాహ్మణం. ఇతి బృహదారణికోపనిషత్ పంచమాధ్యాయము సమాప్తము.